కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం షష్ఠకాండే షష్ఠ ప్రభాఠకస్య దినపాఠ ప్రారంభ. సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏతాన్యేతాని వై సువర్గాయ సువర్గాయ వా ఏతాని సువర్గాయేతి సువర్గాయ వా ఏతాన్యేతాని వై వా ఏతాని లోకాయ లోకాయైతాని వై వా ఏతాని లోకాయ ఏతాని లోకాయ లోకాయైతాన్యేతాని లోకాయ హూయంతే హూయంతే లోకాయైతాన్యేతాని లోకాయ హూయంతే లోకాయ హూయంతే హూయంతే లోకాయ లోకాయ హూయంతే యద్యద్ధూయంతే లోకాయ లోకాయ హూయంతే యత్ హూయంతే యద్యద్ధూయంతే హూయంతే యద్దాక్షిణాని దాక్షిణాని యద్ధూయంతే హూయంతే యద్దాక్షిణాని యద్దాక్షిణాని దాక్షిణాని యద్యద్దాక్షిణాని ద్వాభ్యాన్ ద్వాభ్యాన్ దాక్షిణాని యద్యద్దాక్షిణాని ద్వాభ్యాం దాక్షిణాని ద్వాభ్యాన్ ద్వాభ్యాన్ దాక్షిణాని దాక్షిణాని ద్వాభ్యాం గార్హవత్యే గార్హవత్యే ద్వాభ్యాన్ దాక్షిణాని దాక్షిణాని ద్వాభ్యాం గార్హవత్యే ద్వాభ్యాం గార్హవత్యే గార్హవత్యే ద్వాభ్యాన్ ద్వాభ్యాం గార్హవత్యే జుహోతి జుహోతి గార్హవత్యే ద్వాభ్యాన్ ద్వాభ్యాం గార్హవత్యే జుహోతి గార్హవత్యే జుహోతి జుహోతి గార్హవత్యే గార్హవత్యే జుహోతి ద్విపాద్ ద్విపాద్ జుహోతి గార్హవత్యే గార్హవత్యే జుహోతి ద్విపాద్ గార్హవత్య ఇది గార్హవత్యే జుహోతి ద్విపాద్ ద్విపాద్ జుహోతి జుహోతి ద్విపాద్ యజమానో యజమానో ద్విపాద్ జుహోతి జుహోతి ద్విపాద్ యజమాన ద్విపాద్యజమానో యజమానో ద్విపాద్విపాద్యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజమానో ద్విపాద్విపాద్యజమాన ప్రతిష్ఠిత్యై ద్విపాదితి ద్విపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజమానో యజమాన ప్రతిష్ఠిత్య ఆగ్నేయేభ్య ఆగ్నేయేభ్యే ప్రతిష్ఠిత్యై యజమానో యజమాన ప్రతిష్ఠిత్య ఆగ్నేయేభ్యే ప్రతిష్ఠిత్య ఆగ్నేయేభ్య ఆగ్నేయేభ్యే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్య ఆగ్నేయేభ్యే జుహోతి జుహోత్యాగ్నేయేభ్యే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్య ఆగ్నేయేభ్యే జుహోతి ప్రతిష్ఠిత్య ఇది ప్రతిష్ఠిత్యై ఆగ్నేయేభ్యే జుహోతి జుహోత్యాగ్నేయేభ్య ఆగ్నేయేభ్యే జుహోత్యంతరిక్షేంతరిక్షే జుహోత్యాగ్నేయేభ్య ఆగ్నేయేభ్యే జుహోత్యంతరిక్షే ఆగ్నేయేభ్యగ్నేభ్యే జుహోత్యంతరిక్షేంతరిక్షే జుహోతి జుహోత్యంతరిక్ష ఏవైవాంతరిక్షే జుహోతి జుహోత్యంతరిక్ష ఏవ అంతరిక్ష ఏవైవాంతరిక్షేంతరిక్ష ఏవైవాంతరిక్షేంతరిక్ష ఏవా ఏవైవైవాక్రమతే క్రమత ఐవైవాక్రమతే ఆక్రమతే క్రమత ఆక్రమతే సదస్సద క్రమత ఆక్రమతే సద క్రమతే సదస్సద క్రమతే క్రమతే సదోభ్యభిసదః క్రమతే క్రమతే సదోభి సదోభ్యభిసదస్సదోభ్యాభిసదస్సదోభ్యా అభ్యాభ్యభ్యైత్యేత్యాభ్యభ్యైతి ఐత్యేత్యైతి సువర్గపుంసువర్గమేత్యేతి సువర్గం ఏతి సువర్గపుంసువర్గమేత్యేతి సువర్గమివైవేతి సువర్గమేవ సువర్గమేవైవ సువర్గపుంసువర్గమేవైనమేనమేవ సువర్గపుంసువర్గమేవైనం సువర్గమితి సువహగం ఏవైనమేనమేవైవైనం లోకం లోకమేనమేవైవైనం లోకం ఏనం లోకం లోకమేనమేనం లోకం గమయతి గమయతి లోకమేనమేనం లోకం గమయతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి సౌరీభ్యాకు సౌరీభ్యాం గమయతి లోకం లోకం గమయతి సౌరీభ్యాం గమయతి సౌరీభ్యాకు సౌరీభ్యాం గమయతి గమయతి సౌరీభ్యామృభ్యామృభ్యాకు సౌరీభ్యాం గమయతి గమయతి సౌరీభ్యామృభ్యాం సౌరీభ్యామృభ్యామృభ్యాకు సౌరీభ్యాకు సౌరీభ్యామృభ్యాం గార్హవత్యే గార్హవత్య అర్భ్యాకు సౌరీభ్యాకు సౌరీభ్యామృభ్యాం గార్హవత్యే అర్భ్యాం గార్హవత్యే గార్హవత్య అర్భ్యామృభ్యాం గార్హవత్యే జుహోతి జుహోతి గార్హవత్య అర్భ్యామృభ్యాం గార్హవత్యే జుహోతి అర్భ్యామిత్యర్గోభ్యాం గార్హపత్యేజోతిజోతిగార్హపత్యేగార్హపత్యేజోత్యముమంజోతిగార్హపత్యేగార్హపత్యేజోత్యముమంజోతిజోత్యముమేవైవామంజోతిజోత్యముమేవ హిరణ్యేన హిరణ్యేన యజ్ఞ్యేన దుధస్తుధో హిరణ్యేన యజ్ఞ్యేన దుధ హిరణ్యేన తథస్తుతో హిరణ్యేన హిరణ్యేన తథో గోవస్తుతో హిరణ్యేన హిరణ్యేన తథో వ తుథో గో వస్తుతస్తుతో గో విశ్వవేద విశ్వవేదావస్తుతస్తుతో గో విశ్వవేదా గో విశ్వవేద విశ్వవేదావో గో విశ్వవేదావి విశ్వవేదావో గో విశ్వవేదావి విశ్వవేదావి విశ్వవేద విశ్వవేదాభజతు భజతు విశ్వవేద విశ్వవేదాభజతు విశ్వవేద ఇది విశ్వవేద విభజతు భజతు విభజత్తి భజతు విభజత్తి భజత్తి భజతు భజత్తి భజతు భజత్తి ఇత్యాహేతిహతుథస్తు ఆహేతిహతుథ ఆహతుథస్తు ఆహతుథోహతుథోహతుథస్తుథోహస్మస్మహతుథస్తుథోహస్మ హస్మస్మహస్మవై వై స్మహస్మవై స్మవై వై స్మస్మవై విశ్వవేద విశ్వవేద వై స్మస్మవై విశ్వవేద వై విశ్వవేద విశ్వవేద వై వై విశ్వవేద దేవానాం దేవానాం విశ్వవేద వై వై విశ్వవేద దేవానాం విశ్వవేద దేవానాం దేవానాం విశ్వవేద విశ్వవేద దేవానాం దక్షిణ దక్షిణ దేవానాం విశ్వవేద విశ్వవేద దేవానాం దక్షిణ విశ్వవేద ఇది విశ్వవేద దేవానాం దక్షిణ దక్షిణ దేవానాం దేవానాం దక్షిణావి విదక్షిణ దేవానాం దేవానాం దక్షిణావి దక్షిణావి విదక్షిణ దక్షిణ విభజతి భజతి విదక్షిణ దక్షిణ విభజతి విభజతి భజతి విభజతి తేన తేన భజతి విభజతి తేన భజతి తేన తేన భజతి భజతి తేనైవైవ తేన భజతి భజతి తేనైవ తేనైవైవ తేన తేనైవైనా ఏనా ఏవ తేన తేనైవైనా ఏవైనా ఏనా ఏవైవైనా విభ్యేనా ఏవైవైనావి ఏనా విభ్యేనా ఏనా విభజతి భజతి భ్యేనా ఏనా విభజతి విభజతి భజతి విభజచ్చేతదేతద్భజతి విభజచ్చేతద్ భజచ్చేతేతద్భజతి భజచ్చేతత్తేత ఏతద్భజతి భజచ్చేతత్తే ఏతత్తేత ఏతదేతత్తే అగ్నే జ్ఞేత ఏతదేతత్తే అగ్నే తే అగ్నే అగ్నేతే అగ్నే రాధో రాధో అగ్నేతే అగ్నే రాధ అగ్నే రాధో రాధో అగ్నే రాధ ఆరాధో అగ్నే రాధ ఆ రాధ ఆరాధో రాధ ఐచ్యేత్యారాధో రాధ ఐతి ఐచ్యేత్యైతి సోమశ్యుతకం సోమశ్యుతమేత్యైతి సోమశ్యుతం ఏతి సోమశ్యుతకం సోమశ్యుతమేత్యేతి సోమశ్యుతమితి సోమశ్యుతమేత్యేతి సోమశ్యుతమితి సోమశ్యుతమితి సోమశ్యుతకం సోమశ్యుతమిత్యాహేతి సోమశ్యుతకం సోమశ్యుతమిత్యాహ సోమశ్యుతమితి సోమశ్యుతం ఇత్యాహేతిత్యాహ సోమశ్యుతకం సోమశ్యుతమాహేతిత్యాహ సోమశ్యుతం ఆహ సోమశ్యుతకం సోమశ్యుతమాహ సోమశ్యుతగుంహి సోమశ్యుతమాహ సోమశ్యుతగుంహి సోమశ్యుతగుంహి సోమశ్యుతకం సోమశ్యుతగృహ్యస్యాస్తి సోమశ్యుతకం సోమశ్యుతగృహ్యస్య సోమశ్యుతమితి సోమశ్యుతం రాధో రాధో స్వహిష్యస్య రాధ అస్య రాధో రాధో స్యాస్య రాధ ఆ రాధో స్యాస్య రాధ ఆ రాధ ఆ రాధో రాధ ఐచ్యేత్యారాధో రాధ ఐతి ఐచ్యేత్యైతి తత్తదేత్యైతి తద్ ఏది తత్తదేత్యేది తన్మిత్రస్య మిత్రస్య తదేత్యేది తన్మిత్రస్య తన్మిత్రస్య మిత్రస్య తత్తన్మిత్రస్య పథా పథా మిత్రస్య తత్తన్మిత్రస్య పథా మిత్రస్య పథా పథా మిత్రస్య మిత్రస్య పథానయ నయ పథా మిత్రస్య మిత్రస్య పథానయ పథానయ నయ పథా పథా నయేదీతి నయ పథా పథా నయేతి నయేదీతి నయ నయేత్యాహేతి నయ నయేత్యాహ ఇత్యాహేతిత్యాహ శాంత్యై శాంత్య ఆహేతిత్యాహ శాంత్యై ఆహశాంత్యై శాంత్య ఆహాహ శాంత్య అర్థస్య అర్థస్య శాంత్య ఆహాహ శాంత్య అర్థస్య శాంత్య అర్థస్య అర్థస్య శాంత్యై శాంత్య అర్థస్య పథా పథర్థస్య శాంత్యై శాంత్య అర్థస్య పథా పథస్య పథా పథర్థస్య అర్థస్య పథా ప్రప్రపథర్థస్య అర్థస్య పథా ప్ర పథా ప్రప్రపథా పథా ప్రేతే సప్రపథా పథా ప్రేత ప్రేతేద ప్రేత చంద్రదక్షిణాశ్చంద్రదక్షిణ ఇద ప్రేత చంద్రదక్షిణా చంద్రదక్షిణాశ్చంద్రదక్షిణ ఇదేద చంద్రదక్షిణ ఇది చంద్రదక్షిణ ఇదేద చంద్రదక్షిణ ఇది చంద్రదక్షిణ ఇది చంద్రదక్షిణాశ్చంద్రదక్షిణ ఇత్యాహేది చంద్రదక్షిణాశ్చంద్రదక్షిణ ఇత్యాహ చంద్రదక్షిణ ఇది చంద్రదక్షిణ ఇత్యాహేదీత్యాహ సత్యమో సత్యమాహేదీత్యాహ సత్యం ఆహ సత్యకం సత్యమాహ సత్యం వై వై సత్యమాహ సత్యం వై సత్యం వై వై సత్యకం సత్యం వా అదమృతం వై సత్యకం సత్యం వా అదం వా అర్థమృతం వై వా అర్థగో సత్యేన సత్యేనర్థం వై వా అర్థగో సత్యేన అర్థగో సత్యేన సత్యేనర్థమృతగో సత్యేనైవ సత్యేనర్థమృతగో సత్యేనైవ సత్యేనైవ సత్యేన సత్యేనైవైనా ఏనా ఏవ సత్యేన సత్యేనైవైనా ఏవైనా ఏనా ఏవైవైనా అర్థేనర్థేనైనా ఏవైవైనా అర్థేన ఏనా అర్థేనర్థేనైనా ఏనా అర్థేన విభ్యుర్థేనైనా ఏనా అర్థేన వి అర్థేన విభ్యుర్థేనర్థేన విభజతి భజనభ్యుర్థేనర్థేన విభజతి విభజతి భజతి విభజతి యజ్ఞస్య భజతి విభజతి యజ్ఞస్య భజతి యజ్ఞస్య యజ్ఞస్య భజతి భజతి యజ్ఞస్య పథా పథా యజ్ఞస్య భజతి భజతి యజ్ఞస్య పథా యజ్ఞస్య పథా పథా యజ్ఞస్య యజ్ఞస్య పథా సువిత సువిత పథా యజ్ఞస్య యజ్ఞస్య పథా సువిత పథా సువిత సువిత పథా పథా సువిత నయంతేర్నయంతే సువిత పథా పథా సువిత నయంతే సువిత నయంతేర్నయంతే సువిత సువిత నయంతేరితి నయంతే సువిత సువిత నయంతేరితి నయంతేరితి నయంతేర్నయంతేరిత్యాహే నయంతేర్నయంతేరిత్యాహ ఇత్యాహేదీత్యాహ యజ్ఞస్య యజ్ఞస్యాహేదీత్యాహ యజ్ఞస్య ఆహ యజ్ఞస్య యజ్ఞస్యాహ యజ్ఞస్య హి యజ్ఞస్యాహ యజ్ఞస్య హి యజ్ఞస్య హి యజ్ఞస్య యజ్ఞస్య హ్యేత ఏతా హి యజ్ఞస్య యజ్ఞస్య హ్యేత ఏతా హి హ్యేత పథా పథయితా హి హ్యేత పథా ఏతా పథా పథయితా ఏతా పథాయంతి యంతి పథయితా ఏతా పథాయంతి పథాయంతి యంతి పథా పథాయంతి యజ్జ్యంతి పథా పథాయంతి యత్ యం దియజ్జ్యం దియంతియద్దక్షిణా దక్షిణాయజ్యం దియంతియద్దక్షిణాయద్దక్షిణా దక్షిణాయజ్జ్యద్దక్షిణా బ్రాహ్మణం బ్రాహ్మణం దక్షిణాయజ్జ్యద్దక్షిణా బ్రాహ్మణం దక్షిణా బ్రాహ్మణం బ్రాహ్మణం దక్షిణా దక్షిణా బ్రాహ్మణమద్యాజ్రాహ్మణం దక్షిణా దక్షిణా బ్రాహ్మణమద్యాజ్రాహ్మణమద్యాజ్రాహ్మణం బ్రాహ్మణమద్యరాధ్యాసగోరాధ్యాసమద్యబ్రాహ్మణం బ్రాహ్మణమద్యరాధ్యాసం అద్యరాధ్యాసగోరాధ్యాసమద్యాద్యరాధ్యాసమృషమృషగోరాధ్యాసమద్యాద్యరాధ్యాసమృషం ఋషిమారుషేయమారుషేయమృషమృషమారుషేయమితీత్యారుషేయమృషమృషమారుషేయమితి ఆరుషేయమితీత్యారుషేయమారుషేయమిత్యాహేత్యారుషేయమారుషేయమిత్యాహేత్యాహైష ఏష ఆహేదీత్యాహైష ఆహైష ఏష ఆహైష వై వా ఏష ఆహైష వై ఏష వై వా ఏష ఏష వై బ్రాహ్మణో బ్రాహ్మణో వా ఏష ఏష వై బ్రాహ్మణ వై బ్రాహ్మణో బ్రాహ్మణో వై వై బ్రాహ్మణ అర్షిరుష బ్రాహ్మణో వై వై బ్రాహ్మణ అర్షి బ్రాహ్మణ అర్షిరుష బ్రాహ్మణో బ్రాహ్మణ అషిరారుషేయ ఆరుషేయ అషిర్ బ్రాహ్మణో బ్రాహ్మణ అషిరారుషేయ అషిరారుషేయ ఆరుషేయ అర్షిరుషిరారుషేయోయ ఆరుషేయ అర్షిరుషిరారుషేయోయ ఆరుషేయోయ ఆరుషేయ ఆరుషేయోయ శుశ్రువాన్ శుశ్రువాయ ఆరుషేయ ఆరుషేయోయ శుశ్రువాన్ యశుశ్రువాన్ శుశ్రువానుయో యశుశ్రువాన్ తస్మాత్ తస్మాత్ శుశ్రువానుయో యశుశ్రువాన్ తస్మాత్ శుశ్రువాన్ తస్మాత్ తస్మాత్ శుశ్రువాన్ శుశ్రువాన్ తస్మాదేవమేవం తస్మాత్ శుశ్రువాన్ శుశ్రువాన్ తస్మాదేవం తస్మాదేవమేవం తస్మాత్ తస్మాదేవమాహైవం తస్మాత్ తస్మాదేవమాహ ఏవమాహైవమేవమాహ విద్యా హైవమేవమాహవి ఆహ విద్యాహ హవిశుభస్సు వర్గ్యాహ హవిశుభ విశువస్సు వర్మి శుభ పశ్య పశ్యసు వర్మి శుభ పశ్య శుభ పశ్య పశ్యసు వస్సు పశ్య విశ్యసు వస్సు పశ్యమి పశ్యమి పశ్య పశ్యవ్యంతరిక్షమంతరిక్షం వివశ్య పశ్యవ్యంతరిక్షం వ్యంతరిక్షమంతరిక్షం వివ్యంతరిక్షమిక్షం వివ్యంతరిక్షమితి అంతరిక్షమిక్షమంతరిక్షమిత్యాహేత్యంతరిక్షమంతరిక్షమిత్యాహ ఇత్యాహేదీత్యాహ సువర్గోసువర్గమాహేదీత్యాహ సువర్గం ఆహ సువర్గం సువర్గమాహ సువర్గమేవ సువర్గమాహ సువర్గమేవ సువర్గమేవ సువర్గం సువర్గమేవైనమేనమేవ సువర్గం సువర్గమేవైనం సువర్గమితి సువర్గం ఏవైనమేనమేవైనం లోకం లోకమేనమేవైనం లోకం ఏనం లోకం లోకమేనమేనం లోకం గమయతి గమయతి లోకమేనమేనం లోకం గమయతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి యతస్వయతస్వ గమయతి లోకం లోకం గమయతి యతస్వ గమయతేతస్వరితస్వమయతి గమయతేతస్వసదస్యై సదస్యైర్యతస్వ గమయతి గమయతేతస్వసదస్యై సదస్యైరిత్యాహేతి మిత్రత్వాయ మిత్రత్వాయాహేతిత్యాహ మిత్రత్వాయ ఆహమిత్రత్వాయ మిత్రత్వాయ ఆహమిత్రత్వాయాస్మద్దాత్రా అస్మద్దాత్రా మిత్రత్వాయాహమిత్రత్వాయాస్మద్దాత్రా మిత్రత్వాయాస్మద్దాత్రా అస్మద్దాత్రా మిత్రత్వాయ మిత్రత్వాయాస్మద్దాత్రా దేవత్రాదేవత్రాస్మద్దాత్రా మిత్రత్వాయ మిత్రత్వాయాస్మద్దాత్రా దేవత్రా మిత్రత్వాయేతి మిత్రత్వాయ అనుఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్యాత్యాఖ్య అగ్నిరైత్యగ్నిరే దాచిగ్నిముఖానగ్నిముఖాన్ దాచిగ్నిముఖానేవైవాగ్నిముఖాన్ దాచిగ్నిముఖానేవ అగ్నిముఖానేవైవాగ్నిముఖానగ్నిముఖానేవర్తో నృతో నేవాగ్నిముఖానగ్నిముఖానేవర్తో అగ్నిముఖానిత్యగ్నిముఖాను ఏవర్తో నృతో నేవైవర్తోంద్రేణాది ప్రేణాచ్యుతో నేవైవర్తోంద్రేణాది హతోంద్రేణాది ప్రేణాచ్యుతో నృతోంద్రేణాది బ్రహ్మణే బ్రహ్మణే ప్రేణాచ్యుతో నృతోంద్రేణాది బ్రహ్మణే ప్రేణాది బ్రహ్మణే బ్రహ్మణే ప్రేణాది ప్రేణాది బ్రహ్మణే దాది బ్రహ్మణే ప్రేణాది ప్రేణాది బ్రహ్మణే దాది బ్రహ్మణే దాది బ్రహ్మణే బ్రహ్మణే దాది ప్రసూర్చి ప్రసూర్చి దాది బ్రహ్మణే బ్రహ్మణే దాది ప్రసూర్చి దాది ప్రసూర్చి ప్రసూర్చి దాది ప్రసూర్చి హోత్రే హోత్రే ప్రసూర్చి దాది ప్రసూర్చి హోత్రే ప్రసూర్చి హోత్రే హోత్రే ప్రసూర్చి ప్రసూర్చి హోత్రే దాది హోత్రే ప్రసూర్చి ప్రసూర్చి హోత్రే దాది ప్రసూచ్యాత్రే దాది దాది హోత్రే హోత్రే దాత్మాత్మా దాది హోత్రే హోత్రే దాత్మాత్మా దాది దాత్మా వైవ ఆత్మా దాది దాత్మా వై ఆత్మా వైవ ఆత్మాత్మా ఏష వా ఆత్మాత్మా ఏష వైవ ఏష వైవ ఏష య ఏష యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ ఆత్మానమాత్మానమే యజ్ఞస్య ఏవయజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్య దక్షిణాభిర్దక్షిణాభిర్యజ్ఞస్యైవైవ యజ్ఞస్య దక్షిణాభిః యజ్ఞస్య దక్షిణాభిర్దక్షిణాభిర్యజ్ఞస్య యజ్ఞస్య దక్షిణాభిస్సగోసం దక్షిణాభిర్యజ్ఞస్య యజ్ఞస్య దక్షిణాభిస్సం దక్షిణాభిస్సగుంసం దక్షిణాభిర్దక్షిణాభిస్సమర్థయత్యర్థైరసం దక్షిణాభిర్దక్షిణాభిస్సమర్థయతి సమర్థయత్యర్థైరసగుం సమర్థయతి అర్థయతీత్యర్థయతి సమిష్టయజోగుంషి జుహోతి జుహోతి సమిష్టయజోగుంషి సమిష్టయజోగుంషి జుహోతి యజ్ఞస్య యజ్ఞస్య జుహోతి సమిష్టయజోగుంషి సమిష్టయజోగుంషి జుహోతి యజ్ఞస్య సమిష్టయజోగుంషీతి సమిష్టయజోగుంషి జుహోతి యజ్ఞస్య యజ్ఞస్య జుహోతి జుహోతి యజ్ఞస్య సమిష్టి సమిష్టి యజ్ఞస్య జుహోతి జుహోతి యజ్ఞస్య సమిష్టి యజ్ఞస్య సమిష్టి సమిష్టి యజ్ఞస్య యజ్ఞస్య సమిష్టి యజ్ఞత్ సమిష్టి యజ్ఞస్య యజ్ఞస్య సమిష్టి యజ్ సమిష్టిజ్జత్ సమిష్టి సమిష్టయ్యై వై యత్ సమిష్టి సమిష్టయ్యై సమిష్ట్యా ఇది సమిష్టై యద్వై వై యజ్ఞద్వై యజ్ఞస్య యజ్ఞస్య వై యజ్ఞద్వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య క్రోరం క్రోరం యజ్ఞస్య వై వై యజ్ఞస్య క్రోరం యజ్ఞస్య క్రోరం క్రోరం యజ్ఞస్య యజ్ఞస్య క్రోరం యజ్జత్ క్రోరం యజ్ఞస్య యజ్ఞస్య క్రోరం యద్ క్రోరం యజ్ఞత్ క్రోరం క్రోరం యదతిష్టం విలిష్టం యత్ క్రోరం క్రోరం యద్విలిష్టం యద్విలిష్టం విలిష్టం యజ్జద్విలిష్టం యజ్జద్విలిష్టం యజ్జద్విలిష్టం యద్ విలిష్టం యజ్జద్విలిష్టం విలిష్టం యదత్యేత్యేద్విలిష్టం విలిష్టం యదత్యేది విలిష్టమిది విలిష్టం యదత్యేత్యేది యజ్జదత్యేది యజ్ఞ అత్యేది యజ్ఞదత్యేది యన్న యదత్యేత్యేది యన్న అత్యేదీచ్యతి ఏది యన్న యజ్జన్నాత్యేత్యేది నయజ్జన్నాత్యేది నాచ్యేత్యేదనాచ్యేది యజ్ఞదత్యేదనార్యేది యద్ అత్యేది యజ్ఞదత్యేత్యేది యదతి కరోత్యతి కరోతి యదత్యేత్యేది యదతి కరోతి అత్యేదీచ్యతి ఏది యదతి కరోత్యతి కరోతి యజ్ఞదతి కరోతి యజ్ఞదతి కరోతి యజ్ఞదతి కరోతి యద్ అతి కరోతి యజ్ఞదతి కరోత్యతి కరోతి యన్నన యదతి కరోత్యతి కరోతి యన్న అతి కరోతీత్యతి కరోతి యన్నన యజ్ఞన్నాప్యభినయజ్ఞన్నాపి నాప్యభిననాపి కరోతి కరోత్యభిననాపి కరోతి అపి కరోతి కరోత్యప్యపి కరోతి తత్తత్ కరోత్యప్యపి కరోతి తద్ కరోతి తత్తత్ కరోతి కరోతి తదేవైవ తత్ కరోతి కరోతి తదేవ తదేవైవ దత్త దేవతైస్తైరేవ దత్త దేవతైః దేవతైస్తైరేవైవ తైస్ప్రీణాదిప్రీణాదితైరేవైవ తైస్ప్రీణాది తైస్ప్రీణాదిప్రీణాదితైస్తైస్ప్రీణాది నవ నవ ప్రీణాదితైస్తైస్ప్రీణాది నవ

ఏైనమేనమేవైవైనయ్యోనియోనిమేనమేవైవైనయ్యోనియోనియోనిమేనమేనయ్యోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియ గమయత్యేష గమయత్యేష గమయతి

ఏనః కరోతి కరోత్యేన ఏనః కరోతి తత్తత్ కరోత్యేన ఏనః కరోతి తత్ కరోతి తత్కరోతి కరోతి తదేవైవ తత్కరోతి కరోతి తదేవ తదేవైవ దత్తదేవతైస్తైరేవ దత్తదేవతై దేవతైస్తైరేవైవతైరవావతైరేవైవతైరవ తైరవావతైస్తైరవ యజతే యజతేవతైస్తైరవ యజతే అవయజతే యజతే వామయజతే పోపో యజతే వామయజతేప యజతే పోపో యజతే యజతే పోమభృథమభృథమపో యజతే యజతే పోమభృథం అపోమభృథమవృథమపోమభృథమవామభృథమపోమభృథమవృథమవైత్యేత్యవామభృథమవృథమవైతి అవభృథమిత్యవాభృథం అవైత్యేత్యవామైత్యక్ష్వా అప్స్వేత్యవామైత్యక్ష్రు ఏత్యక్ష్వా అప్స్వేత్యేత్యక్ష్వై వా అప్స్వేత్యేత్యక్ష్వై అశ్వై వా అశ్వస్సు వై వరుణో వరుణో వా అశ్వస్సు వై వరుణ అశ్విత్యూషు వై వరుణో వరుణో వై వై వరుణ సాక్షాత్ సాక్షాద్ వరుణో వై వై వరుణ సాక్షాద్ వరుణ సాక్షాత్ సాక్షాద్ వరుణో వరుణ సాక్షాదేవైవ సాక్షాద్ వరుణో వరుణ సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ వరుణం వరుణమేవ సాక్షాత్ సాక్షాదేవ వరుణం సాక్షాదితి సాక్షాద్ ఏ వరుణం వరుణమేవైవ వరుణమవామ వరుణమేవైవ వరుణమవ వరుణమవామ వరుణం వరుణమవయజతే యజతే వరుణం వరుణమవయజతే అవయజతే యజతే వామయజతే వర్తనా వర్తనా యజతే వామయజతే వర్తనా యజతే వర్తనా వర్తనా యజతే యజతే వర్తనా వై వై వర్తనా యజతే యజతే వర్తనా వై వర్తనా వై వై వర్తనా వర్తనా వా అన్విత్యాన్విత్య వై వర్తనా వర్తనా వా అన్విత్య వా అన్విత్యాన్విత్య వై వా అన్విత్యయజ్ఞం యజ్ఞమన్విత్య వై వా అన్విత్యయజ్ఞం అన్విత్యయజ్ఞం యజ్ఞమన్విత్యాన్విత్యయజ్ఞకో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞమన్విత్యాన్విత్యయజ్ఞకో రక్షాగుంసి అన్విత్యేత్యజ్ఞకో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞకో రక్షాగుంసి దిఘాగుంసంతి దిఘాగుంసంతి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞకో రక్షాగుంసి దిఘాగుంసంతి రక్షాగుంసి దిఘాగుంసంతి దిఘాగుంసంతి రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంతి సాంనా సాంనా దిఘాగుంసంతి రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంతి సాంనా దిఘాగుంసంతి సాంనా సాంనా దిఘాగుంసంతి దిఘాగుంసంతి సాంనా ప్రస్తోత ప్రస్తోత సాంనా దిఘాగుంసంతి దిఘాగుంసంతి సాంనా ప్రస్తోత సాంనా ప్రస్తోత ప్రస్తోత సాంనా సాంనా ప్రస్తోతాన్వైత్యన్వైతి ప్రస్తోత సాంనా సాంనా ప్రస్తోతాన్వైతి ప్రస్తోతాన్వైత్యన్వైతి ప్రస్తోత ప్రస్తోతాన్వైతి సామ సామాన్వైతి ప్రస్తోత ప్రస్తోతాన్వైతి సామ ప్రస్తోతేతి ప్రాస్తోత అన్వైతి సామ సామాన్వైత్యన్వైతి సామ వై వై సామాన్వైత్యన్వైతి సామ వై అన్వైతేత్యను అవైతి సామ వై వై సామ సామ వైరక్షోహారక్షోహా వై సామ సామ వైరక్షోహా వైరక్షోహారక్షోహా వై వైరక్షోహారక్షసాగో రక్షసాగో రక్షోహా వై వైరక్షోహారక్షసాం రక్షోహారక్షసాగో రక్షసాగో రక్షోహారక్షోహారక్షసామపహత్యాపహత్యే రక్షసాగో రక్షోహారక్షోహారక్షసామపహత్యై రక్షోహేతి రక్ష రక్షసామపహత్యాపహత్యే రక్షసాగో రక్షసామపహత్యైత్రిరపహత్యే రక్షసాగో రక్షసామపహత్యైత్రి అపహత్యైత్రిరపహత్యాపహత్యైత్రిర్నిధనం నిధనం త్రిరపహత్యాపహత్యైత్రిర్నిధనం అపహత్యా ఇత్యపహత్యై త్రిర్నిధనం నిధనం త్రిస్త్రిర్నిధనముపోపనిధనం త్రిస్త్రిర్నిధనముప నిధనముపోపనిధనం నిధనముపైత్యేత్యుపనిధనం నిధనముపైతి నిధనమిధనం ఉపైత్యేత్యుపోపైత్రయస్త్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుపోపైత్రయేత్యుప

హంతి పురుష పురుష పురుష పురుషో హంతి హంతి పురుష పురుషో నిధనం నిధనం పురుష పురుషో హంతి హంతి పురుష పురుషో నిధనం పురుష ఏది పురుష పురుష పురుష పురుష ఏత్యేది పురుష పురుషో హి పురుష పురుష ఏత్యేది పురుష పురుషో హి పురుష పురుషో హి పురుష పురుష పురుష పురుషో హి రక్షస్వీ రక్షస్వీ పురుష పురుష పురుష పురుషో హి రక్షస్వీ పురుష పురుష ఇది పురుష పురుష హి రక్షస్వీ రక్షస్వీ రక్షసామో రక్షసాగో రక్షస్వీ రక్షస్వీ రక్షసా రక్షస్వీ రక్షసాగో రక్షసాగో రక్షస్వీ రక్షస్వీ రక్షసామపహత్యాపహత్యే రక్షసాగో రక్షస్వీ రక్షస్వీ రక్షసామపహత్యే రక్షసామపహత్యాపహత్యే రక్షసాగో రక్షసామపహత్యా ఉరుమురుమపహత్యే రక్షసాగో రక్షసామపహత్యా ఉరుమ్ అపహత్యా ఉరుమురుమపహత్యా అపహత్యా ఉరుగోహిష్యురుమపహత్యా అపహత్యా ఉరుగోహి అపహత్యా ఇత్యపాహత్రీ ఉరుగుంహిష్యురుమురుగుంహిరాజా రాజా శ్యురుమురుగుంహిరాజా హి రాజా వరుణో వరుణో రాజా హి రాజా వరుణః రాజా వరుణో వరుణో రాజా రాజా వరుణశ్చకార చకార వరుణో రాజా రాజా వరుణశ్చకార వరుణశ్చకార చకార ఇత్యాహేతి చకార చకార ఇత్యాహేతి చకార చకార ఇత్యాహ ఇత్యాహేతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహేతి ఇత్యాహ ప్రతిష్ఠిత్యై ఆహ ప్రతిష్ఠిత్యై శతకం శతం ప్రతిష్ఠిత్యా ఆహ ప్రతిష్ఠిత్యై శతం ప్రతిష్ఠిత్యై శతకం శతం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై శతం దే శతం ప్రతిష్ఠిత్యై శతం దే శతకం శతం దే రాజన్ రాజన్ దే శతకం శతం దే రాజన్ రాజన్ రాజన్ దే రాజన్ భిషజో భిషజో రాజన్ దే రాజన్ భిషజ సహస్రకం సహస్రం భిషజో రాజన్ రాజన్ భిషజ సహస్రం భిషజ సహస్రకం సహస్రం భిషజో భిషజ సహస్రమితీతి సహస్రం భిషజో భిషజ సహస్రమితి సహస్రమితీతి సహస్రకం సహస్రమిత్యాహేతి సహస్రకం సహస్రమిత్యాహ ఇత్యాహేతి ఇత్యాహ భేషజం భేషజమాహేతి ఇత్యాహ భేషజం ఆహేతి ఇత్యాహ భేషజం భేషజమాహేతి ఇత్యాహ భేషజం ఆహ భేషజం భేషజమాహ ఆహ భేషజమేవైవ భేషజం భేషజమేవాస్మా అస్మా ఏవ భేషజం భేషజమేవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై కరోతి కరోత్యస్మా ఏవైవాస్మై కరోతి అస్మై కరోతి కరోత్యస్మా అస్మై కరోత్య భిష్టితో భిష్టితః కరోత్య భిష్టితో భిష్టితః కరోతి కరోత్య భిష్టితో వరుణస్య వరుణస్యా భిష్టితః కరోతి కరోత్య భిష్టితో వరుణస్య అభిష్టిత ఇత్యభీష్టితః వరుణస్య వాశః పాశ వరుణస్య వరుణస్య పాశ ఇది వాశ వరుణస్య వరుణస్య వర్ణపాశం ఆహ వర్ణపాశం వరుణపాశమాహ వర్ణపాశమేవైవ వర్ణపాశమాహ వర్ణపాశమేవ వర్ణపాశమేవైవ వర్ణపాశం వర్ణపాశమేవాభ్యేవ వర్ణపాశం వర్ణపాశమేవాభి వర్ణపాశమితి వర్ణపాశం ఏవాభ్యాభ్యేవైవాభ్యేవైవాభితిష్టతి అభితిష్టతి తిష్టత్యభ్యభితిష్టతి బర్హిర్బర్హిస్తిష్టత్యభ్యభితిష్టతి బర్హి తిష్టతి బర్హిర్బర్హిస్తిష్టతి తిష్టతి బర్హిరభ్యభి బర్హిస్తిష్టతి తిష్టతి బర్హిరభి బర్హిరభ్యభి బర్హిర్బర్హిరభిజుహోతి జుహోత్యభి బర్హిర్బర్హిరభిజుహోతి అభిజుహోతి జుహోత్యభ్యభిజుహోత్యాహుతీనామాహుతీనాం జుహోత్యభ్యభిజుహోత్యాహుతీనాం జుహోత్యాహుతీనామాహుతీనాం జుహోతి జుహోత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహుతీనాం జుహోతి జుహోత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యై ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహుతీనామాహుతీనాం ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఆహుతీనామాహుతీనాం ప్రతిష్ఠిత్యా అథో ఆహుతీనామిత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అగ్నివత్యగ్నివత్యథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అగ్నివతి

వర్ణపాషా దేవైవ వర్ణపాషాన్ముంచతి వర్ణపాషాన్ముంచతి ముంచతి వర్ణపాషాత్వర్ణపాషాన్ముంచత్యాజ్య భాగావాచ్య భాగో ముంచతి వర్ణపాషాత్వర్ణపాషాన్ముంచత్యాజ్య భాగో వర్ణపాషాది వరుణపాషాద్ ముంచత్యాజ్యభాగావాజ్య భాగో ముంచతి ముంచత్యాజ్య భాగో యజతి యజత్యాజ్య భాగో ముంచతి ముంచత్యాజ్య భాగో యజతి ఆజ్య భాగో యజతి యజత్యాజ్య భాగావాజ్య భాగో యజతి యజ్ఞస్య భాగావాజ్య భాగో యజతి యజ్ఞస్య ఆజ్య భాగామిత్యాజ్య భాగో యజతి యజ్ఞస్య యజతి యజతి యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజతి యజతి యజ్ఞస్యైవ యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజ్ఞస్యైవ చక్షుషి చక్షుషి ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవ చక్షుషి ఏవ చక్షుషి చక్షుషి ఏవైవ చక్షుషేన న చక్షుషి ఏవైవ చక్షుషేన చక్షుషేన న చక్షుషే చక్షుషేనాంతరంతర్న చక్షుషి చక్షుషేనాంత చక్షుషి ఇది చక్షుషి నాంతరంతర్నాంతరేత్యంతర్నాంతరేతి అంతరేత్యంతరంతరేతి వరుణం వరుణమేత్యంతరంతరేతి వరుణం ఏది వరుణం వరుణమేత్యేది వరుణం యజతి ఎది వరుణమేత్యేది వరుణం యజతి వరుణం యజతి ఎది వరుణం వరుణం యజతి వర్ణపాషాద్వర్ణపాషాద్యది వరుణం వరుణం యజతి వర్ణపాషాత్ యజతి వర్ణపాషాద్వర్ణపాషాద్యది ఎది వర్ణపాషాదేవైవ వర్ణపాషాద్యది ఎది వర్ణపాషాదేవ వర్ణపాషాదేవైవ వర్ణపాషాద్వర్ణపాషాదేవైనమేనమేవ వర్ణపాషాద్వర్ణపాషాదేవైనం వర్ణపాషాది వర్ణపాషాద్ ఏవైనమేనమేవైవైనం ముంచతి ముంచత్యేనమేవైవైనం ముంచతి ఏనం ముంచతి ముంచత్యేనమేనం ముంచత్యగ్నివరుణామగ్నివరుణో ముంచత్యేనమేనం ముంచత్యగ్నివరుణౌ ముంచత్యగ్నివరుణామగ్నివరుణో ముంచతి ముంచత్యగ్నివరుణో యజతి యజత్యగ్నివరుణో ముంచతి ముంచత్యగ్నివరుణో యజతి అగ్నివరుణో యజతి యజత్యగ్నివరుణామగ్నివరుణో యజతి సాక్షాత్ సాక్షాద్యజత్యగ్నివరుణామగ్నివరుణో యజతి సాక్షాత్ అగ్నివరుణాయుగ్నివరుణౌ యజతి సాక్షాత్ సాక్షాద్యజగేజతి సాక్షాదేవైవ సాక్షాద్యజగేజతి సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవైనమేనమేవ సాక్షాత్ సాక్షాదేవైనం సాక్షాది సాక్షాద్ ఏవైనమేనమేవైవైనం వర్ణపాషాద్వర్ణపాషాదేనమేవైవైనం వర్ణపాషాద్ ఏనం వర్ణపాషాత్వర్ణపాషాదేనమేనం వర్ణపాషాన్ముంచతి ముంచతి వర్ణపాషాదేనమేనం వర్ణపాషాన్ముంచతి వర్ణపాషాన్ముంచతి ముంచతి వర్ణపాషాత్వర్ణపాషాన్ముంచత్యపవలేషాపవలేషో ముంచతి వర్ణపాషాత్వర్ణపాషాన్ముంచత్యపవలేషో వర్ణపాషాది వర్ణపాషాత్ ముంచత్యపవలేషాపవలేషో ముంచతి ముంచత్యపవలేషావనో యాజావనో యాజావపవలేషో ముంచతి ముంచత్యపవలేషావనో యాజౌ అపవరేషావనో యాజావనో యాజావపవరేషావపవరేషావనో యాజో యజతి యజత్యనో యాజావపవరేషావపవరేషావనో యాజో యజతి అపవరేషావిత్యపవరేషో అనో యాజో యజతి యజత్యనో యాజావనో యాజో యజతి ప్రజా ప్రజాయజత్యనో యాజావనో యాజో యజతి ప్రజా అనూయాజా విద్యనూయాజౌ ఎదిరి ప్రజా ప్రజాదిశతిదిరి ప్రజా వై వై ప్రజాదిశతిదిరి ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వై పరిహర్ పరిహర్వై ప్రజా ప్రజా వై బలి ప్రజా ఇది ప్రజా వై పరిహర్ పరిహర్వై వై బలి ప్రజా ప్రజా పరిహర్వై వై బలి ప్రజా పరిహ ప్రజా ప్రజా పరిహర్ పరిహ ప్రజా ఏవైవ ప్రజా పరిహర్ పరిహ ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ వర్ణ భాషాత్ వర్ణ భాషా దేవ ప్రజా ప్రజా ఏవ వర్ణ భాషాత్ ప్రజా ఇది ప్రజా ఏవ వర్ణ భాషాత్ వర్ణ భాషా దేవైవ వర్ణ భాషాన్ముంచతి ముంచతి వర్ణ భాషా దేవైవ వర్ణ భాషాన్ముంచతి వర్ణ భాషాన్ముంచతి ముంచతి వర్ణ భాషాత్ వర్ణ భాషాన్ముంచతి చతురశ్చతురో ముంచతి వర్ణ భాషాత్ వర్ణ భాషాన్ముంచతి చతుర వర్ణ భాషాది వర్ణ భాషాత్ ముంచతి చతురశ్చతురో ముంచతి ముంచతి చతుర ప్రజాజాన్ ప్రజాజాగుశ్చతురో ముంచతి ముంచతి చతుర ప్రజాజాన్ చతుర ప్రయాజాన్ ప్రయాజాగుశ్చతురశ్చతుర ప్రయాజానయజతి యజతి ప్రయాజాగుశ్చతురశ్చతుర ప్రయాజానయజతి ప్రయాజానయజతి యజతి ప్రయాజాన్ ప్రయాజానయజతి ద్వౌ ద్వౌ యజతి ప్రయాజాన్ ప్రయాజానయజతి ద్వౌ ప్రయాజానిజ ప్రయాజాన్ యజతి ద్వౌ ద్వౌ యజతి యజతి ద్వావనో యాజావనో యాజౌ ద్వౌ యజతి యజతి ద్వావనో యాజౌ ద్వావనో యాజావనో యాజౌ ద్వౌ ద్వావనో యాజౌ షట్షడనో యాజౌ ద్వౌ ద్వావనో యాజౌ షట్ అనూ యాజౌ షట్షడనో యాజావనో యాజౌ షట్ సమోసకోషడనో యాజావనో యాజౌ షట్సం అనూ యాజా విద్యనో యాజౌ షట్ సమోసకో షట్ షట్ సంపద్యంతే పద్యంతే సగో షట్ షట్ సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగో సంపద్యంతే షట్ షట్ పద్యంతే సగో సంపద్యంతే షట్ పద్యంతే షట్ షట్ పద్యంతే పద్యంతే షట్వై వై షట్ పద్యంతే పద్యంతే షట్వై షట్వై వై షట్ షట్వా అర్థవ అర్థమో వై షట్ షట్వా అర్థవ వా అర్థవ అర్థమో వై వా అర్థవ అర్థశ్రుతశ్రుతమో వై వా అర్థవ అర్థషు అర్థవ అర్థశ్రుతశ్రుతవ అర్థవ అర్థశ్వేవై వర్తశ్రుతవ అర్థవ అర్థశ్వేవ అర్థశ్వేవై వర్తశ్రుతశ్వేవ ప్రతి ప్రత్యే వర్తశ్రుతశ్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టమృతాపభృతతిష్టతి ప్రతి ప్రతిష్టమృత తిష్టమృతాపభృతతిష్టతి తిష్టమృతనిజంకుణ నిజంకుణావృతతిష్టతి తిష్టమృతనిజంకుణ అవభృతనిజంకుణ నిజంకుణావృతావృతనిజంకుణేతీతి నిజంకుణావృతావృతనిజంకుణేతి అవభృతేత్యవభృత నిజంకుణేతీతి నిజంకుణ నిజంకుణేత్యాహేతి నిజంకుణ నిజంకుణేత్యాహ నిజంకుణేతి నీచంకుణ ఇహేతీత్యాహయోదితమాహేతీత్యాహయోదితం ఆహయోదితమాహయోదితమేవయోదితమాహయోదితమేవ యథోదితమేవైవ యథోదితం యథోదితమేవ వరుణం వరుణమేవ యథోదితం యథోదితమేవ వరుణం యథోదితమితి యథా ఉదితం ఏవ వరుణం వరుణమేవైవ వరుణమవా వరుణమేవైవ వరుణమవ వరుణమవా వరుణం వరుణమవ యజతే యజతే వరుణం వరుణమవ యజతే అవయజతే యజతే వావయజతే సముద్రే సముద్రే యజతే వావయజతే సముద్రే ఎదితే సముద్రే సముద్రే యజతే యజతే సముద్రేతే తే సముద్రే యజతే యజతే సముద్రేతే సముద్రేతే తే సముద్రే సముద్రేతే హృదయకో హృదయం తే సముద్రే సముద్రేతే హృదయం తే హృదయకో హృదయం తే హృదయమప్స్వస్సు హృదయం తే హృదయమప్సు హృదయమప్స్వస్సు హృదయకో హృదయమప్స్వంతరంతరప్సు హృదయకో హృదయమప్స్వంత అప్స్వంతరంతరప్స్వా అప్స్వంతరిదీత్యంతరప్స్వా అప్స్వంతరితి అంతరిత్యోసు అంతరిదీత్యంతరంతరిత్యాహేత్యంతరంతరిత్యాహ ఇత్యాహేదీత్యాహ సముద్రే సముద్ర ఆహేదీత్యాహ సముద్రే ఆహ సముద్రే సముద్ర ఆహ సముద్రే సముద్ర ఆహ సముద్రే సముద్రే సముద్రే సముద్రే హ్యంతరంతరి సముద్రే సముద్రే హ్యంతరంతరి హ్యంతర్వరుణో వరుణోంతరిహ్యంతర్వరుణ అంతర్వరుణో వరుణాంతరంతర్వరుణ సగోసం వరుణాంతరంతర్వరుణస్సం వరుణస్సగోసం వరుణో వరుణస్సంత్వాసం వరుణో వరుణస్సంత్వా సంత్వాసం సంత్వా విశంతు విశంతు త్వాసం సంత్వా విశంతు త్వా విశంతు విశంతు త్వా విశంకోషధీరోషధీర్విశంతుత్వా విశంకోషధీ విశంకోషధీరోషధీర్విశంతు విశంకోషధీరుతౌషధీర్విశంతు విశంకోషధీరుత ఔషధీరుతౌషధీరోషధీరుతాప ఆప ఉతౌషధీరోషధీరుతాప ఉతాప ఆప ఉతోతాప ఇదీత్యాప ఉతోతాప ఇది ఆప ఇదీత్యాప ఆప ఇత్యాహేత్యాప ఆప ఇత్యాహ ఇత్యాహేదీత్యాహాద్భిరద్భిరాహేదీత్యాహాద్భి ఆహాద్యరద్భిరాహాద్యరేవైవాద్భిరాహాద్యరేవ అర్థ్యరేవైవాద్యరథ్యరేవైనమేనమేవాద్యరథ్యరేవైనమ్ అర్థ్యరిత్యోహి ఏవైనమేనమేవైనమోషధీభిరోషధీభిరేనమేవైవైనమోషధీభిరేనమేనమోషధీభిః సంయంచకో సంయంచకో సంయంచం దధాతి దధాతి సంయంచకో సంయంచం దధాతి ఓషధీభిరిత్యోషధీభిః సంయంచం దధాతి దధాతి దేవీ రాప ఆపో దేవీ ఏర్ దధాతి దధాతి దేవీ రాప ఆపో దేవీ ఏర్ దధాతి దధాతి దేవీ రాప ఏష ఏష ఆపో దేవీ ఏర్ దేవీ రాప ఏష ఆప ఏష ఏష ఆప ఆప ఏష వోప ఏష ఆప ఆప ఏష వః ఏష వోప ఏష ఏష భోగ భోగ భోగ ఏష ఏష భోగ భ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భోగ భో యజురేవ సోమయ్యత్సోమస్సోమయ్యద్భిందూనాం భిందూనాయ్యత్సోమస్సోమయ్యద్భిందూనాం భక్షయేత్పశుమాన్ పశుమాన్ భక్షయేత్పశుమాన్ స్యాత్ పశుమాన్ భక్షయేత్పశుమాన్ స్యాద్వరుణో వరుణస్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాద్వరుణః పశుమాన్ ఇతి పశుమాన్ స్యాద్వరుణో వరుణస్యాత్ స్యాద్వరుణస్తు వరుణస్యాత్ స్యాద్వరుణస్తు వరుణస్తు వరుణో వరుణస్త్వేన మే నంతు వరుణో వరుణస్త్వేనం తేన మే నందుక్తేనం గృహ్ణీయాద్గృహ్ణీయాద్దేన మే నం గృహ్ణీయాద్యద్యద్గృహ్ణీయాద్గృహ్ణీయాద్దేన మే నం గృహ్ణీయాద్యద్ గృహ్ణీయాద్యద్యద్గృహ్ణీయాద్గృహ్ణీయాద్యంగన యద్గృహ్ణీయాద్గృహ్ణీయాద్యన్న యన్నన యద్యన్న భక్షయేత్ భక్షయేన్న యద్యన్న భక్షయేత్ న భక్షయేత్ భక్షయేన్నన భక్షయేత పశుర పశుర్ భక్షయేన్నన భక్షయేత పశు భక్షయేత్పశుర పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్షయేత్పశుర్భక్ అస్పృశ్యం గృహీయాద్ వరుణో వరుణో గృహీయాదుపస్పృశ్యం గృహీయాదుపస్పృశ్యమపస్పృశ్యం గృహీయాద్ గృహీయాదుపస్పృశ్యమేవైవోపస్పృశ్యం గృహీయాద్ గృహీయాదుపస్పృశ్యమేవ ఉపస్పృశ్యమేవైవోపస్పృశ్యమపస్పృశ్యమేవ పశుమాన్ పశుమానేవోపస్పృశ్యమపస్పృశ్యమేవ పశుమాన్ ఉపస్పృశ్యమిత్యుపాస్పృశ్యం దేవ పశుమాన్ పశుమానేవైవ పశుమాన్ భవతి భవతి పశుమానేవైవ పశుమాన్ భవతి పశుమాన్ భవతి భవతి పశుమాన్ పశుమాన్ భవతి నన భవతి పశుమాన్ పశుమాన్ భవతి న పశుమానితి పశుమాన్ భవతి నన భవతి భవతి నైనమే నన్న భవతి భవతి నైనం నైనమే నన్న నైనం వరుణో వరుణ ఏ నన్న నైనం వరుణ ఏనం వరుణో వరుణ ఏనమేనం వరుణో గృహ్ణాతి గృహ్ణాతి వరుణ ఏనమేనం వరుణో గృహ్ణాతి వరుణో గృహ్ణాతి గృహ్ణాతి వరుణో వరుణో గృహ్ణాతి ప్రతియుత ప్రతియుతో గృహ్ణాతి వరుణో వరుణో గృహ్ణాతి ప్రతియుత గృహ్ణాది ప్రతియుత ప్రతియుతో గృహ్ణాది గృహ్ణాది ప్రతియుతో వరుణస్య వరుణస్య ప్రతియుతో గృహ్ణాది గృహ్ణాది ప్రతియుతో వరుణస్య ప్రతియుతో వరుణస్య వరుణస్య ప్రతియుత ప్రతియుతో వరుణస్య పాశ పాశ వరుణస్య ప్రతియుత ప్రతియుతో వరుణస్య పాశ ప్రతీయుత ఇది ప్రతీయుత వరుణస్య పాశ పాశో వరుణస్య వరుణస్య పాశ ఇది పాశో వరుణస్య వరుణస్య పాశ ఇది పాశ ఇది పాశ పాశ ఇత్యాహ హేది పాశ పాశ ఇత్యాహ ఇత్యాహ హేది ఇత్యాహ వర్ణ భాషాద్ వర్ణ భాషాద హేది ఇత్యాహ వర్ణ భాషాద్ ఆహ వర్ణ భాషాద్ వర్ణ భాషాదాహ వర్ణ భాషాదేవైవ వర్ణ భాషాదాహ వర్ణ భాషాదేవ వర్ణ భాషాదేవైవ వర్ణ భాషాద్ వర్ణ భాషాదేవనిర్ణిరేవ వర్ణ భాషాద్ వర్ణ భాషాదేవని వర్ణ భాషాది వర్ణ భాషాద్ ఏవ నిర్ణిరేవైవ నిర్ముచ్యతే ముచ్యతే నిరేవైవ నిర్ముచ్యతే నిర్ముచ్యతే ముచ్యతే నిర్నిర్ముచ్యతే ప్రదేక్షమప్రదేక్షం ముచ్యతే నిర్నిర్ముచ్యతే ప్రదేక్షం ముచ్యతే ప్రదేక్షమప్రదేక్షం ముచ్యతే ముచ్యతే ప్రదేక్షమా ప్రదేక్షం ముచ్యతే ముచ్యతే ప్రదేక్షమా అప్రదేక్షమా ప్రదేక్షమప్రదేక్షమాయంది అప్రదేక్షమప్రదేక్షమాయంది అప్రదేక్షమిత్యప్రదీక్షం ఆయంద్రియంత్యాయంతి వరుణస్య వరుణస్యంత్యాయంతి వరుణస్య ఎంతి వరుణస్య వరుణస్యంతయంతి వరుణస్యాంతర్హిత్యా అంతర్హిత్యై వరుణస్యంతయంతి వరుణస్యాంతర్హిత్యై వరుణస్యాంతర్హిత్యా అంతర్హిత్యై వరుణస్య వరుణస్యాంతర్హిత్యా ఏద ఏధోంతర్హిత్యై వరుణస్య వరుణస్యాంతర్హిత్యా ఏద అంతర్హిత్యా ఏద ఏధోంతర్హిత్యా అంతర్హిత్యా ఏదోశ్యేధోంతర్హిత్యా అంతర్హిత్యా ఏదోసి అంతర్హిత్యా ఇత్యంతఃహిత్యై ఏదో అస్యేధ ఏదో అస్యేది శీమస్యేది శీమహ్యస్యేధ ఏదో అస్యేది శీమహి అస్యేది శీమస్యేది శీమహ్యస్యస్యేది శీమహిత్యేది శీమహ్యస్యస్యేది శీమహి ఏది శీమహీతీత్యేది శీమస్యేది శీమహీత్యాహ హేత్యేది శీమస్యేది శీమహీత్యాహ ఇత్యాహ హేదీత్యాహ సమిధా సమిధా హేదీత్యాహ సమిధా ఆహ సమిధా సమిధాహ సమిధైవైవ సమిధాహ సమిధైవ సమిధైవైవ సమిధా సమిధైవాగ్నిమగ్నిమేవ సమిధా సమిధైవాగ్నిం సమిధేతి సంహిధా ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిం నమస్యంతో నమస్యంతోగ్నిమేవైవాగ్నిం నమస్యంతః అగ్నిం నమస్యంతో నమస్యంతోగ్నిమగ్నిం నమస్యంత ఉపాయంతి ఉపాయంతి నమస్యంతోగ్నిమగ్నిం నమస్యంత ఉపాయంతి నమస్యంత ఉపాయంతి ఉపాయంతి నమస్యంతో నమస్యంత ఉపాయంతి తేజస్తేజ ఉపాయంతి నమస్యంతో నమస్యంత ఉపాయంతి తేజ ఉపాయంతితేజస్తేజ ఉపాయంత్యుపాయంతితేజోస్సి తేజ ఉపాయంత్యుపాయంతితేజోసి ఉపాయంతిత్యుపాయంతి తేజోస్సి తేజస్తేజోసి తేజస్తేజోసి తేజస్తేజోసి తేజ అసితేజస్తేజోస్సి తేజోమయిమయి తేజోస్సి తేజోమయి తేజోమయిమయి తేజస్తేజోమయి ధేహి ధేహి మయి తేజస్తేజోమయి ధేహి మయి ధేహి ధేహి మయి మయి ధేహీతి ధేహి మయి మయి ధేహీతి దేహీతి దేహి దేహీత్యాహ హేతి దేహి దేహీత్యాహ ఇత్యాహ హేతీత్యాహ తేజస్తేజ ఆహేదీత్యాహ తేజ ఆహ తేజస్తేజ ఆహాహ తేజ ఏవైవ తేజ ఆహాహ తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవాత్మన్నాత్మన్నేవ తేజస్తేజ ఏవాత్మన్న ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ధత్తే దత్త ఆత్మన్నేవైవాత్మన్ధత్తే ఆత్మన్ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ధత్తే దత్త ఇది ధత్తే స్థేన వేదిం వేదిగ్గస్థేనస్థేన వేదిముదృద్వేదిగ్గస్థేనస్థేన వేదిముదు వేదిముదృద్వేదిం వేదిముద్ధంతి హంచుద్వేదిం వేదిముద్ధంతి వృద్ధంతి హంచుద్ధంతి రథాక్షేణ రథాక్షేణ హంచుద్ధంతి రథాక్షేణ హంతిరథాక్షేణ రథాక్షేణ హంతి హంతిరథాక్షేణ విరథాక్షేణ హంతి హంతిరథాక్షేణ వి రథాక్షేణ విరథాక్షేణ రథాక్షేణ విమీతే విమీతే విరథాక్షేణ రథాక్షేణ విమీతే రథాక్షేణేతి రథాక్షేణ విమీతే విమీతే విమీతే యోపంయోగం విమీతే విమీతే యోగం విమీతే యోపంయోగం విమీతే విమీతే యోపం వినోతి వినోతి యోపం విమీతే విమీతే యోగం వినోతి యోగం వినోతి వినోతి యోపంయోగం వినోతి త్రివృతం త్రివృతం వినోతి యోపంయోగం వినోతి త్రివృతం వినోతి త్రివృతం త్రివృతం వినోతి వినోతి త్రివృతమేవైవ త్రివృతం వినోతి వినోతి త్రివృతమేవ త్రివృతమేవైవ త్రివృతం త్రివృతమేవ వజ్రం వజ్రమేవ త్రివృతం త్రివృతమేవ వజ్రం త్రివృతమిత్రీవృతం ఏవ వజ్రం వజ్రమేవైవ వజ్రకం సంభృత్య సంభృత్య వజ్రమేవైవ వజ్రకం సంభృత్య వజ్రకం సంభృత్య సంభృత్య వజ్రం వజ్రకం సంభృత్య భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ సంభృత్య వజ్రం వజ్రకం సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్య భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ ప్ర సంభృత్యేతి సంభృత్య భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి ప్రహరతి హరతి ప్రప్రహరతి స్తృత్యై స్తృత్యై హరతి ప్రప్రహరతి స్తృత్యై హరతి స్తృత్యై స్తృత్యై హరతి హరతి స్తృత్యై యజ్ స్తృత్యై హరతి హరతి స్తృత్యై యజ్ స్తృత్యైస్తృత్యైరంతర్వేద్యంతర్వేదిస్తృత్యైస్తృత్యైరంతర్వేది ఇదంతర్వేద్యంతర్వేదయ్యదంతర్వేది నిలయాన్మిలయాదంతర్వేదయ్యదంతర్వేదిని నిలయాద్ అంతర్వేదిని నిలయాన్మిలయాదంతర్వేద్యంతర్వేదిని నిలయాద్దేవలోకం దేవలోకం మిలయాదంతర్వేద్యంతర్వేదిని నిలయాద్దేవలోకం అంతర్వేదీత్యంత వేది మిలయాద్దేవలోకం దేవలోకం మిలయాన్మిలయాద్దేవలోకమభ్యవిదేవలోకం మిలయాన్మిలయాద్దేవలోకమభి దేవలోకమభ్యభిదేవలోకం దేవలోకమభిజయేద్యయేదభిదేవలోకం దేవలోకమభిజయేద్ దేవలోకమిది దేవలోకం అభిజయేద్యయేదభ్యభిజయేద్యయేదభ్యభిజయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్యయేద్య బహిర్వేదయ్యద్వేది మనుష్యలోకం బహిర్వేది మనుష్యలోకం మనుష్యలోకం బహిర్వేది బహిర్వేది మనుష్యలోకం వేద్యంతస్ బహిర్వేదీతి బహిర్వేది మనుష్యలోకం వేద్యంతస్య మనుష్యలోకం మనుష్యలోకం వేద్యంతస్య సంధౌ సంధౌ వేద్యంతస్య మనుష్యలోకం మనుష్యలోకం వేద్యంతస్య సంధౌ మనుష్యలోకమితి మనుష్యలోకం వేద్యంతస్య సంధౌ సంధౌ వేద్యంతస్య వేద్యంతస్య సంధౌ మినోతి మినోతి సంధౌ వేద్యంతస్య వేద్యంతస్య సంధౌ మినోతి వేద్యంతస్యేతి వేది అంధస్య సంధౌ వినోతి వినోతి సంధౌ సంధౌ వినోత్యభయోర్భయోర్మినోతి సంధౌ సంధౌ వినోత్యభయో సంధావితి సంధౌ వినోత్యభయోర్భయోర్మినోతి వినోత్యభయోర్లోకయోర్లోకయోర్భయోర్మినోతి వినోత్యభయోర్లోకయో ఉభయోర్లోకయోర్లోకయోర్భయోర్భయోర్లోకయోర్భిత్యాభిత్యైలోకయోర్భయోర్లోకయోర్భిత్యై మధ్యమాస్తాగుస్తాన్మధ్యమాస్తాన్ సమాన్ సమాన్ తాన్మధ్యమా మధ్యమాస్తాన్ సమాన్ తాన్ సమాన్ సమాన్ తాగుస్తాన్ సమాన్ పశుకామస్య పశుకామస్య సమాన్ తాగుస్తాన్ సమాన్ పశుకామస్య సమాన్ పశుకామస్య పశుకామస్య సమాన్ సమాన్ పశుకామస్యైతానేతాన్ పశుకామస్య సమాన్ సమాన్ పశుకామస్యైతాన్ పశుకామస్యైతానేతాన్ పశుకామస్య పశుకామస్యైతాన్ వై వా ఏతాన్ పశుకామస్య పశుకామస్యైతాన్ వై పశుకామస్యేతి పశుకామస్య ఏతాను వై వా ఏతానేతాను వా అన్వరు వా ఏతానేతాను వా అను వా అన్వర వై వా అను పశవః పశవో ను వై వా అను పశవః అను పశవః పశవోన్వను పశవ ఉపోప పశవోన్వను పశవ ఉప పశవ ఉపోప పశవః పశవ ఉపతిష్టంతే తిష్టంత ఉప పశవః పశవ ఉపతిష్టంతే ఉపతిష్టంతే తిష్టంత ఉపోపతిష్టంతే పశుమాన్ పశుమాన్ తిష్టంత ఉపోపతిష్టంతే పశుమాన్ తిష్టందే పశుమాన్ పశుమాన్ తిష్టందే తిష్టందే పశుమానేవైవ పశుమాన్ తిష్టందే తిష్టందే పశుమానేవ పశుమానేవైవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానితి పశుమాన్ ఏవ భవతి భవత్యేవైవ భవతి వ్యతిషజేత్ వ్యతిషజేత్ భవత్యేవైవ భవతి వ్యతిషజేత్ భవతి వ్యతిషజేత్ వ్యతిషజేత్ భవతి భవతి వ్యతిషజేతరానితరాన్ వ్యతిషజేత్ భవతి భవతి వ్యతిషజేతరాన్ వ్యతిషజేతరాన్ వ్యతిషజేత్ వ్యతిషజేతరాన్ ప్రజయా ప్రజలేతరాన్ వ్యతిషజేత్ వ్యతిషజేతరాన్ ప్రజయా వ్యతిషజేది అనిషజేత్ ఇతరాన్ ప్రజయా ప్రజయేతరానితరాన్ ప్రజయైవ ప్రజయేతరానితరాన్ ప్రజయైవ ప్రజయైవ ప్రజయా ప్రజయైవైనమేనమేవ ప్రజయా ప్రజయైవైనం ప్రజయేతి ప్రాజయా ఏవైనమేనమేవైనం పశుభిః పశుభిరేనమేవైనం పశుభి ఏనం పశుభిః పశుభిరేనమేనం పశుభిర్వ్యతిషజతి వ్యతిషజతి పశుభిరేనమేనం పశుభిర్వ్యతిషజతి పశుభిర్వ్యతిషజతి వ్యతిషజతి పశుభిః పశుభిర్వ్యతిషజతి యయ్యం వ్యతిషజతి పశుభిః పశుభిర్వ్యతిషజతి యం పశుభిరితి పశుభిః వ్యతిషజయ్యం వ్యతిషజతి వ్యతిషజయం కామయేత కామయేతయం వ్యతిషజతి వ్యతిషజయం కామయేత వ్యతిషజతీతి అతిషజతి యం కామయేత కామయేతయ్యం కామయేత ప్రమాయుకం ప్రమాయుకం కామయేతయ్యం కామయేత ప్రమాయుక కామయేత ప్రమాయుక ప్రమాయుక కామయేత కామయేత ప్రమాయుక స్యాత్ స్యాత్ ప్రమాయుక కామయేత కామయేత ప్రమాయుక స్యాత్ ప్రమాయుక స్యాత్ స్యాత్ ప్రమాయుక ప్రమాయుక స్యాది స్యాత్ ప్రమాయుక ప్రమాయుక స్యాది ప్రమాయుక ఇది ప్రమాయుక స్యాది స్యాత్ స్యాది గతమిదం గతమిదమితి స్యాత్ స్యాది గతమిదం ఇది గతమిదం గతమిదమిది గతమిదం తస్య గతమిదమిది గతమిదం తస్య గతమిదం తస్య తస్య గతమిదం గతమిదం తస్య మిలియాన్ మిలియాత్ తస్య గతమిదం గతమిదం తస్య మిలియాత్ గతమిదమిది గతమిదం తస్య మిలియాన్ మిలియాత్ తస్య తస్య మిలియాదుత్తరార్ధ్యముత్తరార్ధ్యం మిలియాత్ తస్య తస్య మిలియాదుత్తరార్ధ్యం మిలయాదుత్తరార్ధ్యముత్తరార్ధ్యం మిలయాన్ మిలయాదుత్తరార్ధ్యం వరిష్టం వరిష్టముత్తరార్ధ్యం మిలయాన్ మిలయాదుత్తరార్ధ్యం వరిష్టం ఉత్తరార్ధ్యం వరిష్టం వరిష్టముత్తరార్ధ్యముత్తరార్ధ్యం వరిష్టమదాధ వరిష్టముత్తరార్ధ్యముత్తరార్ధ్యం వరిష్టమత ఉత్తరార్ధ్యమిత్యుత్తరార్ధ్యం వరిష్టమథాధ వరిష్టం వరిష్టమత హృదీయాగుం సగ్గహృదీయాగుం సమత వరిష్టం వరిష్టమత హృదీయాగుంసం అతహృదీయాగుం సగ్గహృదీయాగుం సమథాధ హృదీయాగుం సమేషాహృదీయాగుం సమథాధ హృదీయాగుం సమేషాహృదీయాగుం సమేషైషాహృదీయాగుం సగ్గహృదీయాగుం సమేషామై వా ఏషాహృదీయాగుం సగ్గహృదీయాగుం సమేషామై ఏషామై వా ఏషైషా వైగత్తమిద్గత్తమిద్వా ఏషైషా వైగత్తమిద్ వైగత్తమిద్గత్తమిద్వై వైగత్తమిద్యస్య గత్తమిద్వై వైగత్తమిద్యస్య గత్తమిద్యస్యమేవ్యస్యమిద్యమిద్యమిద్యమేవ్యస్యమిరోతి మినోతి ప్రమీయతే ప్రమీయతే మీయతే ప్రమీయతే దక్షిణార్థ్యం దక్షిణార్థ్యం మీయతే ప్రమీయతే దక్షిణార్థ్యం మీయతే దక్షిణార్థ్యం దక్షిణార్థ్యం మీయతే మీయతే దక్షిణార్థ్యం వరిష్టం వరిష్టం దక్షిణార్థ్యం మీయతే మీయతే దక్షిణార్థ్యం వరిష్టం దక్షిణార్థ్యం వరిష్టం వరిష్టం దక్షిణార్థ్యం దక్షిణార్థ్యం వరిష్టం మిలియాన్ మిలియాద్ వరిష్టం దక్షిణార్థ్యం దక్షిణార్థ్యం వరిష్టం మిలియాద్ దక్షిణార్థ్యమిది దక్షిణార్థ్యం వరిష్టం మిలయాన్ మిలయాత్ వరిష్టం వరిష్టం మిలయాత్ స్వర్గకామస్య స్వర్గకామస్య మిలయాత్ వరిష్టం వరిష్టం మిలయాత్ స్వర్గకామస్య ఇచ్చుపాంత ఉపాంత ఇది ఇచ్చుపాంతే తస్య తస్యోపాంత ఇది ఇచ్చుపాంతే తస్య ఉపాంతేతస్యోపాంత ఉపాంతేతస్య వ్యతిషదే ద్విషదేత్తస్యోపాంత ఉపాంతేతస్య వ్యతిషదే ఉపాంత ఇత్యుపా అంతే తస్య వ్యతిషదే ద్విషదేత్తస్య తస్య వ్యతిషదేత్ స్త్రీ స్త్రీ వ్యతిషదేత్తస్య తస్య వ్యతిషదేత్ స్త్రీ వ్యతిషదేత్ స్త్రీ స్త్రీ వ్యతిషదేత్ వ్యతిషదేత్ స్త్రీ అవైవ స్త్రీ వ్యతిషదేత్ వ్యతిషదేత్ స్త్రీ అవ వ్యతిషదేది వి అతిషదేత్ స్త్రీవ స్త్రీ స్త్రీవాస్యా స్త్రీ స్త్రీవాస్య ఏవాస్యాైవాస్య జాయతే జాయతే శ్రీవైవాస్య జాయతే అసి జాయతే జాయతే స్యాస్తి జాయతేయం జాయతే స్యాస్తి జాయతేయం జాయతేయం జాయతే జాయతేయం కామయేత కామయేత జంజాయతే జాయతేయం కామయేత జం కామయేత కామయేత జంజం కామయేత పుమాన్ పుమాన్ కామయేత జంజం కామయేత పుమాన్ కామయేత పుమాన్ పుమాన్ కామయేత కామయేత పుమానస్యాస్య పుమాన్ కామయేత కామయేత పుమానస్య పుమానస్యాస్య పుమాన్ పుమానస్య జాయేత జాయేతాస్య పుమాన్ పుమానస్య జాయేత అస్య జాయేత జాయేతాస్యాస్య జాయేతేతీతి జాయేతాస్యాస్య జాయేతేతి జాయేతేతీతి జాయేత జాయేతేత్యాంతమాంతమితి జాయేత జాయేతేత్యాంతం ఇత్యాంతమాంతమిత్యాంతం తశ్చాంతమిత్యాంతం తస్య ఆంతం తస్యాంతమాంతం తస్య ప్రప్రదశాంతమాంతం తస్య ప్రాంతమిత్యానుపం తస్య ప్రప్రదశ్చ తస్య ప్రవేష్టయేద్వేష్టయేత్ ప్రదశ్చ తస్య ప్రవేష్టయేద్వేష్టయేత్ ప్రప్రవేష్టయేత్ పుమాన్ పుమాన్ వేష్టయేత్ ప్రప్రవేష్టయేత్ పుమాన్ వేష్టయేత్ పుమాన్ పుమాన్ వేష్టయేద్వేష్టయేత్ పుమానేవైవ పుమాన్ వేష్టయేద్వేష్టయేత్ పుమానేవ పుమానేవైవ పుమాన్ పుమానేవాస్యాస్యైవ పుమాన్ పుమానేవాస్య ఏవాస్యాస్యైవైవాస్య జాయతే జాయతే శ్రీవైవాస్య జాయతే అస్య జాయతే జాయతే స్యాస్య జాయతే సురాసురా జాయతే స్యాస్య జాయతే సురా జాయతే సురా అసురా జాయతే జాయతే సురా వై వా అసురా జాయతే జాయతే సురా వై అసురా వై వా అసురా అసురా వై దేవాన్ దేవాన్ వా అసురా అసురా వై దేవాన్ వై దేవాన్ దేవాన్ వై వై దేవాన్ దక్షిణతో దక్షిణతో దేవాన్ వై వై దేవాన్ దక్షిణత దేవాన్ దక్షిణతో దక్షిణతో దేవాన్ దేవాన్ దక్షిణత ఉపోపదక్షిణతో దేవాన్ దేవాన్ దక్షిణత ఉప దక్షిణత ఉపోపదక్షిణతో దక్షిణత ఉపానయన్నయన్ ఉపదక్షిణతో దక్షిణత ఉపానయన్ ఉపానయన్ననయన్ను పోపానయన్ తాగుస్తాననయన్ను పోపానయంతాన్ అనయంతాగుస్తాననయన్ననయంతాన్ దేవాదేవాస్తాననయన్ననయంతాన్ దేవా తాన్ దేవాదేవాస్తాగుస్తాన్ దేవా ఉపశయేనోపశయన దేవాస్తాగుస్తాన్ దేవా ఉపశయేన దేవా ఉపశయేనోపశయన దేవాదేవా ఉపశయేనైవైవోపశయేన దేవాదేవా ఉపశయేనైవ ఉపశయేనైవైవోపశయేనోపశయేనైవ పాపైవోపశయేనోపశయేనైవ ఉపశయేనేత్యుపాశయేన దేవా పాపైవైవాపానదంతానదంతా పైవైవాపానదంత అపానదంతానదంత పాపానదంతతత్తదనదంత పాపానదంతతత్ అనదంత తత్తదనదంతానదంత తదుపశయస్యోపశయస్య తదనదంతానదంత తదుపశయస్య తదుపశయస్యోపశయస్య తత్తదుపశయస్యోపశయత్వముపశయత్వముపశయస్య తత్తదుపశయస్యోపశయత్వం ఉపశయస్యోపశయత్వముపశయత్వముపశయస్యోపశయస్యోపశయత్వం యద్యదుపశయత్వముపశయస్యోపశయస్యోపశయత్వం యద్ఉపశయస్యేత్యుపాశయస్య ఉపశయత్వం యద్యదుపశయత్వముపశయత్వం యద్దక్షిణతో దక్షిణతో యదుపశయత్వముపశయత్వం యద్దక్షిణత ఉపశయత్వమిత్యుపశయాత్వం యద్దక్షిణతో దక్షిణతో యద్దక్షిణత ఉపశయ ఉపశయో దక్షిణతో యద్దక్షిణత ఉపశయ దక్షిణత ఉపశయ ఉపశయో దక్షిణతో దక్షిణత ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయో దక్షిణతో దక్షిణత ఉపశయ ఉపశయే ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయే భ్రాతృవ్యాపనుత్యై భ్రాతృవ్యాపనుత్యా ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయే భ్రాతృవ్యాపనుత్యై ఉపశయ ఇత్యుపాశయ ఉపశయే భ్రాతృవ్యాపనుత్యై భ్రాతృవ్యాపనుత్యా ఉపశయ ఉపశయే భ్రాతృవ్యాపనుత్యై సర్వే సర్వే భ్రాతృవ్యాపనుత్యా ఉపశయ ఉపశయే భ్రాతృవ్యాపనుత్యై సర్వే ఉపశయ ఇత్యుపాశయే భ్రాతృవ్యాపనుత్యై సర్వే సర్వే భ్రాతృవ్యాపనుత్యై భ్రాతృవ్యాపనుత్యై సర్వే వై వై సర్వే భ్రాతృవ్యాపనుత్యై భ్రాతృవ్యాపనుత్యై సర్వే వై భ్రాతృవ్యాపనస్యా ఇది భ్రాతృవ్యా అపనుత్యై సర్వే వై వై సర్వే సర్వే వా అన్యేన్యే వై సర్వే సర్వే వా అన్యే వా అన్యేన్యే వై వా అన్యేయూపా అన్యే వై వా అన్యేయూపా అన్యేయూపాయూప అన్యేయూపా పశుమంత పశుమంతో యూప అన్యేయూపా పశుమంత యూపా పశుమంత పశుమంతో యూపాయూపా పశుమంతోథ పశుమంతో యూపాయూపా పశుమంతోథ పశుమంతోథాథ పశుమంత పశుమంతోథో పశయ ఉపశయోథ పశుమంత పశుమంతోథో పశయ పశుమంత ఇది పశుమంత అథోపశయ ఉపశయోథాథోపశయ ఏవైవోపశయోథాథోపశయ ఏవ ఉపశయ ఏవైవోపశయోపశయ ఏవా పశుర పశురేవోపశయ ఉపశయ ఏవా పశు ఉపశయ ఇత్యుపాశయ ఏవా పశుర పశురేవైవా పశుస్తస్య తస్యా పశురేవైవా పశుస్తస్య అపశుస్తస్య తస్యా పశుర పశుస్తస్య యజమానో యజమానస్తస్యా పశుర పశుస్తస్య యజమాన తస్యజమానో యజమానస్తస్య తస్యజమాన పశు పశుర్యజమానస్తస్య తస్యజమాన పశు యజమాన పశు పశుర్యజమానో యజమాన పశుర్యజ్యత్ పశుర్యజమానో యజమాన పశుర్యత్ పశుర్యజ్యత్ పశు పశుర్యన్ననయత్ పశు పశుర్యన్న ఎన్ననయజ్జన్న నిర్దిశేన్నిర్దిశేన్నయజ్జన్న నిర్దిశేత్ నిర్దిశేన్నిర్దిశేన్ననిర్దిశేదార్తిమార్తి నిర్దిశేన్ననిర్దిశేదార్తిం నిర్దిశేదార్తిమార్తి నిర్దిశేన్నిర్దిశేదార్తిమార్తి నిర్దిశేన్నిర్దిశేదార్తిమా నిర్దిశేదితి నిషేద్ ఆర్తిమార్తిమార్తిమార్చేదుచ్ఛేదార్తిమార్తిమార్చేద్ ఆర్చేదుచ్ఛేదార్చేద్యజమానో యజమాన అర్చేదార్చేద్యజమాన అర్చేద్యజమానో యజమాన అర్చేదుచ్ఛేద్యజమానోసావసౌ యజమాన అర్చేదుచ్ఛేద్యజమానోసౌ యజమానోసావసౌ యజమానో యజమానోసౌ తేసౌ యజమానో యజమానోసౌ అసౌ తేసావసౌ పశు పశుస్తేసావసౌ పశు తే పశు పశుస్తే పశురితీతి పశుస్తే పశురితి పశురితీతి పశు పశురితి నిర్నిరసి పశు పశురితినిర్నిరతీతి నిర్దిశేద్దిశేందిరతీతి నిర్దిశేద్ నిర్దిశేద్దిశేందిర్నిర్దిశేద్యయ్యందిశేందిర్నిర్దిశేద్యం నిషేద్యం ఎందిషేద్దిషేద్యం దిశ్యాద్దిశ్యాద్యందిషేద్దిషేద్యం దిశ్యాద్ ఎందిశ్యాద్విశ్యాద్యయ్యందిశ్యాద్యయ్యందిశ్యాద్యయ్యందిశ్యాద్యం దిశ్యాద్యయ్యందిశ్యాద్విశ్యాద్యమేవయ్యందిశ్యాద్విశ్యాద్యమేవ ఇమేవైవయమేవ ద్వేష్టి ద్వేష్ట్యేవయమేవ ద్వేష్టి ఏవ ద్వేష్టి ద్వేష్ట్యేవైవ ద్వేష్టితం తం ద్వేష్ట్యేవైవ ద్వేష్టితం ద్వేష్టితం తం ద్వేష్టి ద్వేష్టితమస్మాస్మైతం ద్వేష్టి ద్వేష్టితమస్మై తమస్మాస్మైతం తమస్మై పశుం పశుమస్మైతం తమస్మై పశుం అస్మై పశుం పశుమస్మాస్మై పశుం నిర్నిష్పశుమస్మాస్మై పశుం నిహి పశుం నిర్నిష్పశుం పశుం నిర్దిశతి దిశతి నిష్పశుం పశుం నిర్దిశతి నిర్దిశతి దిశతి నిర్నిర్దిశతి యది యది దిశతి నిర్నిర్దిశతి యది దిశతి యది యది దిశతి దిశతి యది నల యది దిశతి దిశతి యది న ఆకృస్తే పశుః పశుస్త ఆకృస్తే పశు పశుః పశుస్తే పశురితీతి పశుస్తే పశురితి పశుర్దీతి పశుః పశురితి బ్రూయాద్ బ్రూయాది పశుః పశురితి బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాది బ్రూయాన్న బ్రూయాది బ్రూయాన్న బ్రూయాన్న బ్రూయాద్ బ్రూయాన్న గ్రామ్యాన్ గ్రామ్యాన్న బ్రూయాద్ బ్రూయాన్న గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశోన్ పశోన్ గ్రామ్యాన్న గ్రామ్యాన్ పశోన్ గ్రామ్యాన్ పశోన్ పశోన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశోన్ హెనస్తి హెనస్తి పశోన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశోన్ హెనస్తి పశోన్ హెనస్తి హెనస్తి పశోన్ హెనస్తి నన హెనస్తి పశోన్ పశోన్ హెనస్తి నా హెనస్తి హెనస్తి నారణ్యానా రణ్యాన్న హెనస్తి హెనస్తి నారణ్యాన్ నారణ్యానా రణ్యాన్ ప్రజాపతి ప్రజాపతి రారణ్యాన్న నారణ్యాన్ ప్రజాపతి ఆరణ్యాన్ ప్రజాపతి ప్రజాపతి రారణ్యానా రణ్యాన్ ప్రజాపతి ప్రజా ప్రజాపతి రారణ్యానా రణ్యాన్ ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతి ప్రజా ప్రజా అసృజత ప్రజా ప్రజా అసృజత సో సృజత ప్రజా ప్రజా అసృజత సహ ప్రజా ఇది ప్రజా అసృజత సో సృజత సృజత సో నాద్యే నాద్యే నో సృజత సృజత సో నాద్యేన సో అన్నాద్యేన విద్యన్నాద్యేన సో అన్నాద్యేన వి అన్నాద్యేన విద్యన్నాద్యేనాద్యేన వ్యాధ్యత అన్నాద్యేనేత్యన్నాద్యేన ప్రత్యంచం ప్రత్యంచం ప్రత్యంచం ప్రత్యంచం యజ్ఞకం సమ్మర్జితో యజ్ఞకో సమ్మర్జితో సమ్మర్జితోర్యజ్ఞం యజ్ఞకో సమ్మర్జితోర్యజ్జత్ సమ్మర్జితోర్యజ్ఞం యజ్ఞకో సమ్మర్జితోర్యత్ సమ్మర్జితోర్యజ్జత్ సమ్మర్జితో సమ్మర్జితోర్యత్పా ఆత్మీవతం పా ఆత్మీవతం యత్ సమ్మర్జితో సమ్మర్జితోర్యత్పా ఆత్మీవతం సమ్మర్జితోరితి సమ్మర్జితో యత్పా ఆత్మీవతం పా ఆత్మీవతం యజ్జత్వా ఆత్మీవతం మినోతి మినోచితాత్మీవతం యజ్జత్వా ఆత్మీవతం మినోతి ఆత్మీవతం మినోతి మినోచితాత్మీవతం పా ఆత్మీవతం మినోతి యజ్ఞస్య యజ్ఞస్య మినోచితాత్మీవతం పా ఆత్మీవతం మినోతి యజ్ఞస్య ఆత్మీవతమితి పాత్మీవతం మినోతి యజ్ఞస్య యజ్ఞస్య మినోతి మినోతి యజ్ఞస్య ప్రతి ప్రతి యజ్ఞస్య మినోతి మినోతి యజ్ఞస్య ప్రతి యజ్ఞస్య ప్రతి ప్రతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రత్యుత్తభ్యా ఉత్తభ్యై ప్రతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రత్యుత్తభ్యై ప్రత్యుత్తభ్యా ఉత్తభ్యై ప్రతి ప్రత్యుత్తభ్యేతయత్వాయత్వాయోత్తభ్యై ప్రతి ప్రత్యుత్తభ్యేతయత్వాయ ఉత్తభ్యేతయత్వాయోత్తభ్యా ఉత్తభ్యేతయత్వాయ ఉత్తభ్యాతోస్తభ్యై సయత్వాయేతి సయాత్వాయ ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత సృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత సృజత ప్రజా ప్రజా అసృజత సో అసృజత ప్రజా ప్రజా అసృజత స ప్రజా ఇది ప్రజా అసృజత సో అసృజత సృజత సరిచానోరిచానస్సో అసృజత సృజత సరిచాన సరిచానోరిచానస్తరిచానో మన్యతమన్యతరిచానస్తరిచానో మన్యత హరి అమన్యత సో మన్యతమన్యత ఏతామేతాగుంసో మన్యతమన్యత ఏతామేతాగుంసస ఏతామేకాదశినీమేకాదశినీమేతాగుంసస ఏతామేకాదశినీమేకాదశినీమేతామేకాదశినీమపశ్యదపశ్యదేకాదశినీమేతామేకాదశినీమపశ్యద ఏకాదశినీమపశ్యదపశ్యదేకాదశినీమేకాదశినీమపశ్యక్తయాతయాపశ్యదేకాదశినీమేకాదశినీమపశ్యక్తయా ఆయురింద్రియమింద్రియమాయురాయురింద్రియం వీర్యం వీర్యమింద్రియమాయురాయురింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్నాత్మన వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్న వీర్యమాత్మన్నాత్మన వీర్యం వీర్యమాత్మన్న సత్తాదత్తాత్మన వీర్యం వీర్యమాత్మన్న సత్త ఆత్మన్న సత్తాదత్తాత్మన్నాత్మన్న సత్త ప్రజా ప్రజా అదత్తాత్మన్నాత్మన్న సత్త ప్రజా అధత్త ప్రజా ప్రజా అధత్తాధత్త ప్రజా ఇవేవ ప్రజా అధత్తాధత్త ప్రజా ఇవ ప్రజా ఇవేవ ప్రజా ప్రజా ఇవ ఖలు ఖల్వివ ప్రజా ప్రజా ఇవ ఖలు ప్రజా ఇది ప్రజా ఇవ ఖలు ఖల్వివేవ ఖలు వై వై ఖల్వివేవ ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏష వై ఖలు ఖలు వా ఏష వై వా ఏష సృజతే సృజత ఏష వై వా ఏష సృజతే ఏష సృజతే సృజత ఏష సృజతేయోయస్ సృజత ఏష సృజతేయోయస్తృజతే సృజతే యోజితేజతేయస్తృజతే సృజతేయోజితే యోజితేజతేయోజితే స ఇదతేయోజితే స ఇజతేజతేజతే స ఏతర్హేతరిహితేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజ ఏతమిర్విచాన ఇవేవ నిర్విచాన ఏతహ్యేతమిర్విచాన ఇవ ఇరిచాన ఇవేవ నిర్విచానోరిచాన ఇవ యద్యతి పరిరిచానోరిచాన ఇవ యద్ ఇవ యద్యతి వేవజదే శైషాయతి వేవయదేషే శైషాయత్యే శైకాదశిన్యేకాదశిన్యేషాయత్యే శైకాదశనీ ఏ శైకాదశిన్యేకాదశిన్యే శైషైకాదశినీ భవతి భవత్యేకాదశిన్యే శైషైకాదశినీ భవతి ఏకాదశిని భవతి భవత్యేకాదశిన్యేకాదశిని భవత్యాయురాయుర్భవత్యేకాదశిన్యేకాదశిని భవత్యాయు భవత్యాయురాయుర్భవతి భవత్యాయురేవైవాయుర్భవతి భవత్యాయురేవ ఆయురేవైవాయురాయురేవతయాతయైవాయురాయురేవతయా ఏవతయాతయైవైవతయే ఏంద్రియమింద్రియంతయైవైవతయే ఏంద్రియం హయే ఏంద్రియమింద్రియంతయాతయే ఏంద్రియం వీర్యం వీర్యమింద్రియంతయాతయే ఏంద్రియం వీర్యం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యం యజమానో యజమానో వీర్యమింద్రియమింద్రియం వీర్యం యజమాన

అవరుంధే రుంధే వావరుంధే విషం విషకుమరుంధే వావరుంధే విషం రుంధే విషం విషకుమరుంధే రుంధే విషం మారుతేన మారుతేన విషకుమరుంధే రుంధే విషం మారుతేన విషం మారుతేన మారుతేన విషం విషం మారుతేనౌజ ఓజ మారుతేన విషం విషం మారుతేనౌజ మారుతేనౌజ ఓజ మారుతేన మారుతేనౌజోబలం బలమోజ మారుతేన మారుతేనౌజోబలం ఓజోబలం బలమోజ ఓజోబలమైంద్రాజ్ఞేనైంద్రాజ్ఞేన బలమోజ ఓజోబలమైంద్రాజ్ఞేన బలమైంద్రాజ్ఞేనైంద్రాజ్ఞేన బలం బలమైంద్రాజ్ఞేన ప్రసవాయ ప్రసవాయైంద్రాజ్ఞేన బలం బలమైంద్రాజ్ఞేన ప్రసవాయ ఐంద్రాజ్ఞేన ప్రసవాయ ప్రసవాయైంద్రాజ్ఞేనైంద్రాజ్ఞేన ప్రసవాయ సావిత్ర సావిత్ర ప్రసవాయైంద్రాజ్ఞేనైంద్రాజ్ఞేన ప్రసవాయ సావిత్ర ఐంద్రాజ్ఞేనేచ్చైంద్రాజ్ఞేన ప్రసవాయ సావిత్ర సావిత్ర ప్రసవాయ ప్రసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ సావిత్ర ప్రసవాయ ప్రసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ సావిత్రాయేతి ప్రాసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ సావిత్ర సావిత్రో నిర్వరుణత్వాయ వారుణో వారుణో నిర్వరుణత్వాయ సావిత్ర సావిత్రో నిర్వరుణత్వాయ వారుణ నిర్వరుణత్వాయ వారుణో వారుణో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ వారుణో మధ్యతో మధ్యతో వారుణో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ వారుణో మధ్యత నిర్వరుణత్వాయేత నిర్వరుణత్వాయ వారుణో మధ్యతో మధ్యతో వారుణో వారుణో మధ్యత ఐంద్రమైంద్రం మధ్యతో వారుణో వారుణో మధ్యత ఐంద్రం మధ్యత ఐంద్రమైంద్రం మధ్యతో మధ్యత ఐంద్రమైంద్రం మధ్యతో మధ్యత ఐంద్రమా ఐంద్రమైంద్రమైంద్రమాలభతే లభత ఐంద్రమైంద్రమాలభతే ఆలభతే లభత ఆలభతే మధ్యతో మధ్యతో లభత ఆలభతే మధ్యత లభతే మధ్యతో మధ్యతో లభతే లభతే మధ్యత ఏవైవ మధ్యతో లభతే లభతే మధ్యత ఏవ మధ్యత ఏవైవ మధ్యతో మధ్యత ఏవేంద్రియమింద్రియమేవ మధ్యతో మధ్యత ఏవేంద్రియం ఏవేంద్రియమింద్రియమేవైవేంద్రియం యజమానే యజమాన ఇంద్రియమేవైవేంద్రియం యజమానే ఇంద్రియం యజమానే యజమాన ఇంద్రియమింద్రియం యజమానే తథాది దాది యజమాన ఇంద్రియమింద్రియం యజమానే దాది యజమానే తథాది దాది యజమానే యజమానే దాది పురస్కార పురస్కారాద్ది యజమానే యజమానే దాది పురస్కారాద్ దాది పురస్కారాత్ పురస్కారాద్ది దాది పురస్కారైంద్రస్యైంద్రస్య పురస్కారాద్ది దాది పురస్కారైంద్రస్య పురస్కారైంద్రస్యైంద్రస్య పురస్కారైంద్రస్య వైశ్వదేవం వైశ్వదేవమైంద్రస్య పురస్కారాత్ పురస్కారైంద్రస్య వైశ్వదేవం ఐంద్రస్య వైశ్వదేవం వైశ్వదేవమైంద్రస్యైంద్రస్య వైశ్వదేవమా వైశ్వదేవమైంద్రస్యైంద్రస్య వైశ్వదేవమా వైశ్వదేవమా వైశ్వదేవం వైశ్వదేవమాలభతే లభత ఆ వైశ్వదేవం వైశ్వదేవమాలభతే వైశ్వదేవమితి వైశ్వదేవం ఆలభతే లభత ఆలభతే వైశ్వదేవం వైశ్వదేవం లభత ఆలభతే వైశ్వదేవం లభతే వైశ్వదేవం వైశ్వదేవం లభతే లభతే వైశ్వదేవం వై వై వైశ్వదేవం లభతే లభతే వైశ్వదేవం వై వైశ్వదేవం వై వై వైశ్వదేవం వైశ్వదేవం వాహన్నమన్నం వై వైశ్వదేవం వైశ్వదేవం వాహన్నం వైశ్వదేవమితి వైశ్వదేవం వాహన్నమన్నం వై వాహన్నం అన్నమన్నం అన్నమే వైవాన్నమన్నమేవ పురస్కారాత్ పురస్కారదేవాన్నమన్నమేవ పురస్కారాత్ ఏవ పురస్కారాత్ పురస్కారదేవైవ పురస్కారాత్ ధత్తే ధత్తే పురస్కారదేవైవ పురస్కారాత్ ధత్తే పురస్కారాద్ధత్తే ధత్తే పురస్కారాత్ పురస్కారాద్ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే పురస్కారాత్ పురస్కారాద్ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ పురస్కారాత్ పురస్కారాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ పురస్కారాత్ తస్మాత్ పురస్కారాత్ పురస్కారాత్ తస్మాత్ తస్మాత్ పురస్కారదన్నమన్నం పురస్కారాత్ తస్మాత్ తస్మాత్ పురస్కారదన్నం పురస్కారదన్నమన్నం పురస్కారాత్ పురస్కారదన్న మధ్యతే అద్యతేన్నం పురస్కారాత్ పురస్కారదన్న మధ్యతే అన్న మధ్యతే అద్యతేన్నమన్న మధ్యత ఐంద్రమైంద్రమద్యతేన్నమన్న మధ్యత ఐంద్రం అద్యత ఐంద్రమైంద్రమద్యతే అద్యత ఐంద్రమానభ్యాలభ్యైంద్రమద్యతే అద్యత ఐంద్రమానభ్య ఐంద్రమానభ్యాలభ్యైంద్రమైంద్రమాలభ్య మారుతం మారుతమాలభ్యైంద్రమైంద్రమాలభ్య మారుతం ఆలభ్య మారుతం మారుతమాలభ్యాలభ్య మారుతమా మారుతమాలభ్యాలభ్య మారుతమా ఆలభ్యేత్యాలభ్య మారుతమా మారుతం మారుతమాలభతే లభత ఆమారుతం మారుతమాలభతే ఆలభతే లభత ఆలభతే విట్ విల్లభత ఆలభతే విట్ లభతే విట్ విల్లభతే లభతే విట్ వై వై విల్లభతే లభతే విట్ వై విట్ వై వై విట్ విట్ వై మరుతో మరుతో వై విట్ విట్ వై మరుత వై మరుతో మరుతో వై వై మరుతో విషం విషం మరుతో వై వై మరుతో విషం మరుతో విషం విషం మరుతో మరుతో విషమేవైవ విషం మరుతో మరుతో విషమేవ విషమేవైవ విషం విషమేవాస్మాస్మా ఏవ విషం విషమేవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మా అన్వన్వస్మా ఏవైవాస్మా అను అస్మా అన్వన్వస్మా అస్మా అనుబద్ధాదిబద్ధాత్యన్వస్మా అస్మా అనుబద్ధాది అనుబద్ధాదిబద్ధాత్యన్వనుబద్ధాది యోయది బద్ధాత్యన్వనుబద్ధాది బద్ధాది బద్ధాది బద్ధాది ఇది కామయేత కామయేత ఇది బద్ధాది బద్ధాది ఇది కామయేత ఇది కామయేత కామయేత ఇది ఇది కామయేత యోయ కామయేత ఇది ఇది కామయేత కామయేత యోయ కామయేత కామయేత యోగతోపగతో య కామయేత కామయేత యోగత యోగతోపగతో యో యోగత సోపగతో యో యోగత స అవగత సోపగతోపగత సోపాప సోపగతోపగత సోప అవగత ఇత్యవగ్రహ సోపాపస సోపరుధ్యతామోరుధ్యతామపస సోపరుధ్యతాం అపరుధ్యతామోరుధ్యతామపాపరుధ్యతాయ్యోరుధ్యతామపాపరుధ్యతాయ్యోరుధ్యతామోరుధ్యతాయ్యోపరుద్ధోపరుద్ధో యోరుధ్యతామోరుధ్యతాయ్యోపరుద్ధ యోపరుద్ధోపరుద్ధో యోపరుద్ధస్స సోపరుద్ధో యోపరుద్ధస్స అపరుద్ధస్స సోపరుద్ధోపరుద్ధస్ సోపావ సోపరుద్ధోపరుద్ధస్ సోప అపరుద్ధ ఇత్యపరుద్ధ సోవావస సోపగచ్చు గచ్చవస సోపగచ్చు అవగచ్చు గచ్చవగచ్చీతి గచ్చవగచ్చి గచ్చీతి గచ్చు గచ్చైంద్రస్ైంద్రస్ేతి గచ్చు గచ్చైంద్రస్ైంద్రస్ేతింద్రస్ేంద్రస్ేతింద్రస్ోకే లోక ఐంద్రస్ేతింద్రస్ోకే ఐంద్రస్ోకే లోక ఐంద్రస్ేంద్రస్ోకే వారుణం వారుణం లోక ఐంద్రస్ేంద్రస్ోకే వారుణం లోకే వారుణం వారుణం లోకే లోకే వారుణమా వారుణం లోకే లోకే వారుణమా వారుణమా వారుణం వారుణమాలభేతల భేత వారుణం వారుణమాలభేత ఆలభేతల భేతాల భేద వారుణస్ వారుణస్ లభేతాల భేద వారుణస్ లభేద వారుణస్ వారుణస్ లభేతల భేద వారుణస్ లోకే లోకే వారుణస్ లభేతల భేద వారుణస్ లోకే వారుణస్ లోకే లోకే వారుణస్ వారుణస్ లోక ఐంద్రమైంద్రం లోకే వారుణస్ వారుణస్ లోక ఐంద్రం లోక ఐంద్రమైంద్రం లోకే లోక ఐంద్రయ్యోయ ఐంద్రం లోకే లోక ఐంద్రయ్య ఐంద్రయ్యోయ ఐంద్రమైంద్రయ్య ఏవైవయ ఐంద్రమైంద్రయ్య ఏవ య ఏవైవయోయ ఏవావగతోవగత ఏవయోయ ఏవావగత ఏవావగతోవగత ఏవైవావగతస్స సోవగత ఏవైవావగతస్స అవగతస్స సోవగతోవగత సోపాప సోవగతోవగత సోప అవగత ఇత్యవగత సోపాపస సోపరుధ్యతే రుధ్యతే వస సోపరుధ్యతే అపరుధ్యతే రుధ్యతే పాపరుధ్యతే యో యోరుధ్యతే పాపరుధ్యతే యః రుధ్యతే యో యోరుధ్యతే రుధ్యతే యోపరుద్ధోపరుద్ధో యోరుధ్యతే రుధ్యతే యోపరుద్ధ యోపరుద్ధోపరుద్ధో యో యోపరుద్ధస్స సోపరుద్ధో యో యోపరుద్ధస్స అపరుద్ధస్స సోపరుద్ధోపరుద్ధస్సో వా వసోపరుద్ధోపరుద్ధస్సో వా అపరుద్ధ ఇత్యపరుద్ధ సోవావస సోపగచ్చతి గచ్చత్యవస సోపగచ్చతి అవగచ్చతి గచ్చత్యవగచ్చతి నీతి గచ్చత్యవగచ్చతీ గచ్చతి నీతి గచ్చతి గచ్చతి ఇది కామయేత కామయేత ఇది గచ్చతి గచ్చతి ఇది కామయేత ఇది కామయేత కామయేత ఇది కామయేత ప్రజా ప్రజా కామయేత ఇది కామయేత ప్రజా కామయేత ప్రజా ప్రజా కామయేత కామయేత ప్రజాముష్యేయుర్ముష్యేయు ప్రజా కామయేత కామయేత ప్రజాముష్యేయు ప్రజాముష్యేయుర్ముష్యేయు ప్రజా ప్రజాముష్యేయుది ముష్యేయు ప్రజా ప్రజాముష్యేయుది ప్రజా ఇది ప్రజా ముష్యేయుది ముష్యేయుర్ముష్యేయుది పశువన్ పశువనిది ముష్యేయుర్ముష్యేయుది పశూన్ ఇది పశువన్ పశువనిది పశువన్ వితిషతే పశువన్ వితిషతే పశువన్ వితిషతే పశువన్ వితిషతే పశువన్ పశువన్ వితిషతే ప్రజా ప్రజా వితిషతే పశువన్ పశువన్ వితిషతే ప్రజా విదిషదే ప్రజా ప్రజా విదిషదే విదిషదే ప్రజా ఏవైవ ప్రజా ద్యుతిషదే ద్యుతిషదే ప్రజా ఏవ వ్యతిషదేది భీ అతిషదేత్ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ మోహయతి మోహయత్యేవ ప్రజా ప్రజా ఏవ మోహయతి ప్రజా ఇది ప్రజా ఏవ మోహయతి మోహయత్యేవైవ మోహయతి యతి జన్మోహయత్యేవైవ మోహయతి మోహయతి యజ్జన్మోహయతి మోహయతి ఇద వివాహతో యన్మోహయతి మోహయతి ఇద వివాహత యదవివాహతో వివాహతో యద్యత వివాహతో పామ పామ వివాహతో యద్యత వివాహతో పామ్ అవివాహతో పామ పామ వివాహతో వివాహతో పామ్ వారుణం వారుణమపామ వివాహతో వివాహతో పామ్ వారుణం అభివాహత ఇత్యభివాహత అపాం వారుణం వారుణమపామపాం వారుణమాలభేత లభేత వారుణమపామపాం వారుణమాలభేత వారుణమాలభేత లభేత వారుణం వారుణమాలభేత ప్రజా ప్రజా ఆలభేత వారుణం వారుణమాలభేత ప్రజా ఆలభేద ప్రజా ప్రజా ఆలభేత లభేద ప్రజా వరుణో వరుణ ప్రజా ఆలభేత లభేద ప్రజా వరుణ ఆలభేతేభేత ప్రజావరుణో వృణ ప్రజా ప్రజావరుణో గృహీయాత్ గృహీయాత్ వృణ ప్రజా ప్రజావరుణో గృహీయాత్ ప్రజా ఇది ప్రజా వరుణో గృహీయాత్ గృహీయాత్ వరుణో వరుణో గృహీయాత్ దక్షిణతో దక్షిణతో గృహీయాత్ వరుణో వరుణో గృహీయాత్ దక్షిణత గృహీయాత్ దక్షిణతో దక్షిణతో గృహీయాత్ గృహీయాత్ దక్షిణత ఉదంచం ఉదంచం దక్షిణతో గృహీయాత్ గృహీయాత్ దక్షిణత ఉదంచం దక్షిణత ఉదంచముదంచం దక్షిణతో దక్షిణత ఉదంచమోదంచం దక్షిణతో దక్షిణత ఉదంచమా ఉదంచమోదంచముదంచమాలభతే లభత ఓదంచముదంచమాలభతే ఆలభతే లభత ఆలభతే ప్రవాహతోపవాహతో లభత ఆలభతే ప్రవాహక లభతే ప్రవాహతో ప్రవాహతో లభతే లభతే ప్రవాహతోపామపామపవాహతో లభతే లభతే ప్రవాహతోపాం అపవాహతోపామపామపవాహతోపవాహతోపాం ప్రజానాం ప్రజానామపామపవాహతోపవాహతోపాం ప్రజానాం అపవాహత ఇత్యపవాహత అపవాం ప్రజానాం ప్రజానామపామపాం ప్రజానామవరుణగ్రాహాయ వరుణగ్రాహాయ ప్రజానామపామపాం ప్రజానామవరుణగ్రాహాయ ప్రజానామవరుణగ్రాహాయ వరుణగ్రాహాయ ప్రజానాం ప్రజానామవరుణగ్రాహాయ ప్రజానామిది ప్రజానాం అవరుణగ్రాహాయేత్యవరుణగ్రాహాయ ఇంద్రపత్యయా పత్యేంద్ర ఇంద్రపత్యయామనం మనం పత్యేంద్ర ఇంద్రపత్యయామనం పత్నియామనం మనం పత్నియా పత్నియామనుమయాదేదయాదియన్మనం పత్నియా పత్నియామనుమయాదేవ మనుమయాదేదయాదియన్మనం మనుమయాదియత్తాం తామయాదియన్మనం మనుమయాదయత్తాం అయాదియత్తాం తామయాదేదయాదియత్తాం పర్యగ్నికృతాం పర్యగ్నికృతాం తామయాదేదయాదియత్తాం పర్యగ్నికృతాం తాం పర్యగ్నికృతాం పర్యగ్నికృతాం తాం తాం పర్యగ్నికృతాముదత్ పర్యగ్నికృతాం తాం తాం పర్యగ్నికృతాముదత్ పర్యగ్నికృతాముదత్ పర్యగ్నికృతాం పర్యగ్నికృతాముదృజత్ పర్యగ్నికృతాం పర్యగ్నికృతాముదృజత్ పర్యగ్నికృతామిది పర్యగ్నిసృజతృజతృజత్తయాతయాసృజతృజతృజత్తయాతృజత్తయాసృజతృజత్తయామనుర్మనుస్తయాసృజతృజత్తయామను తయామునర్మనస్తయాతయామనురార్ధ్నోదార్ధ్నోన్మనస్తయాతయామనురార్ధ్నోద్ మనురార్ధ్నోదార్ధ్నోన్మనర్మనురార్ధ్నోద్యర్ధ్నోన్మనర్మనురార్ధ్నోద్యత్ ఆర్ధ్నోద్యత్యరార్ధ్నోదార్ధ్నోద్యర్యగ్నికృతం యత్పర్యగ్నికృతం పర్యగ్నికృతం యజ్ఞపర్యగ్నికృతం పాత్మేవతం పాత్మేవతం పర్యగ్నికృతం యజ్ఞపర్యగ్నికృతం పాత్మేవతం పర్యగ్నికృతం పాత్మేవతం పాత్మేవతం పర్యగ్నికృతం పర్యగ్నికృతం పాత్మేవతముత్సృజత్సృజతి పాత్మేవతం పర్యగ్నికృతం పర్యగ్నికృతం పాత్మేవతముత్సృజతి పర్యగ్నికృతమిది పర్యగ్నీకృతం పాత్మేవతముత్సృజత్యుత్సృజతి పాత్మేవతం వా ఆత్మేవతముత్సృజతి యాముత్సృజతి పాత్మేవతం వా ఆత్మేవతముత్సృజతి యాం పాత్మేవతమిది పాత్మీపతం ఉత్సృజతియాముత్సృజత్యుత్సృజతియామేవయాముత్సృజత్యుత్సృజతియామేవృజతీత్యుజతి యామేవైవయామేవమనుర్మనురేవయామేవమను ఏమనుర్మనురేవైవ మనరుద్ధిమృద్ధిం మనురేవైవ మనరుద్ధిం మనరుద్ధిమృద్ధిం మనర్మనరుద్ధిమార్ధ్నోదార్ధ్నోదృద్ధిం మనర్మనరుద్ధిమార్ధ్నోదు అర్థమార్ధ్నోదార్ధ్నోదృద్ధిమర్థిమార్ధ్నోత్తాంతామార్ధ్నోదృద్ధిమర్థిమార్ధ్నోత్తాం యజమానార్థ్నోత్యర్థ్నోదీయమానో యజమానార్థ్నోది యజ్ఞస్య వా అప్రతిష్ఠితాద్ అప్రతిష్ఠితాద్ యజ్ఞస్య వా అప్రతిష్ఠితాద్ వా అప్రతిష్ఠితాద్ అప్రతిష్ఠితాద్వై వా అప్రతిష్ఠితాద్ యజ్ఞో యజ్ఞో అప్రతిష్ఠితాద్వై వా అప్రతిష్ఠితాద్ యజ్ఞ అప్రతిష్ఠిరాజ్ఞో ప్రతిష్ఠిరాద ప్రతిష్ఠిరాజ్ఞ పరా పరాయజ్ఞో ప్రతిష్ఠిరాద ప్రతిష్ఠిరాజ్ఞ పరా అప్రతిష్ఠితాదిత్య ప్రతిష్ఠిరాత్ యజ్ఞ పరా పరాయజ్ఞో యజ్ఞపరా భవతి భవతి పరాయజ్ఞో యజ్ఞ పరా భవతి పరాభవతి భవతి పరాపరా భవతి యజ్ఞం యజ్ఞం భవతి పరాపరా భవతి యజ్ఞం భవతి యజ్ఞం యజ్ఞం భవతి భవతి యజ్ఞం పరాభవంతం పరాభవంతం యజ్ఞం భవతి భవతి యజ్ఞం పరాభవంతం యజ్ఞం పరాభవంతం పరాభవంతం యజ్ఞం యజ్ఞం పరాభవంతం యజమానో యజమాన పరాభవంతం యజ్ఞం యజ్ఞం పరాభవంతం యజమాన పరాభవంతం యజమానో యజమాన పరాభవంతం పరాభవంతం యజమానోన్వయమాన పరాభవంతం పరాభవంతం యజమానోను పరాభవంతమిది పరాభవంతం యజమానోన్వయమానో యజమానోన పరాపరాన యజమానో యజమానోన పరా అనుపరాపరాన్వర పరాభవతి భవతి పరాన్వన పరాభవతి పరాభవతి భవతి పరాపరాభవతి యజ్జద్భవతి పరాపరాభవతి యత్ భవతి యజ్జద్భవతి భవతి యరాజ్యేనాజ్యేన యద్భవతి భవతి యరాజ్యేన యదాజ్యేనాజ్యేన యద్యురాజ్యేన పాత్నీవతం పాత్నీవతమాజ్యేన యద్యురాజ్యేన పాత్నీవతం ఆజ్యేన పాత్నీవతం పాత్నీవతమాజ్యేనాజ్యేన పాత్నీవతకం సర్గస్థాపయత సర్గస్థాపయత పాత్నీవతమాజ్యేనాజ్యేన పాత్నీవతకం సర్గస్థాపయతి పాత్నీవతకం సర్గస్థాపయ సర్గస్థాపయ పాత్నీవతం పాత్నీవతకం సర్గస్థాపయతి యజ్ఞస్య సర్గస్థాపయ పాత్నీవతం పాత్నీవతకం సర్గస్థాపయతి యజ్ఞస్య పాత్నీవతమిది పాత్నీవతం సర్గస్థాపయత యజ్ఞస్య సర్గస్థాపయత సర్గస్థాపయత యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞస్య సర్గస్థాపయత సర్గస్థాపయత యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై సర్గస్థాపయతీతి సంస్థాపయతి యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై యజ్ఞం యజ్ఞం ప్రతిష్ఠిత్యై యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై యజ్ఞం ప్రతిష్ఠిత్యై యజ్ఞం యజ్ఞం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞం ప్రతిష్ఠంతం ప్రతిష్ఠంతం యజ్ఞం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞం ప్రతిష్ఠంతం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యజ్ఞం ప్రతిష్టంతం ప్రతిష్టంతం యజ్ఞం యజ్ఞం ప్రతిష్టంతం యజమానో యజమాన ప్రతిష్టంతం యజ్ఞం యజ్ఞం ప్రతిష్టంతం యజమాన ప్రతిష్టంతం యజమానో యజమాన ప్రతిష్టంతం ప్రతిష్టంతం యజమానోన్వర యజమాన ప్రతిష్టంతం ప్రతిష్టంతం యజమానోను ప్రతిష్టంతమిది ప్రతిష్టంతం యజమానోన్వర యజమానో యజమానోను ప్రతి ప్రత్యన యజమానో యజమానోను ప్రతి అనుప్రతి ప్రత్యన్వర ప్రతిష్టతి తిష్టతి ప్రత్యన్వర ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతీష్టమిష్టం తిష్టతి ప్రతి ప్రతిష్టతీష్టం తిష్టతీష్టమిష్టం తిష్టతి తిష్టతీష్టం వపయా వపయేష్టం తిష్టతి తిష్టతీష్టం వపయా ఇష్టం వపయా వపయేష్టమిష్టం వపయా భవతి భవతి వపయేష్టమిష్టం వపయా భవతి వపయా భవతి భవతి వపయా వపయా భవత్యనిష్టమనిష్టం భవతి వపయా వపయా భవత్యనిష్టం భవత్యనిష్టమనిష్టం భవతి భవత్యనిష్టం వశయా వశయానిష్టం భవతి భవత్యనిష్టం వశయా అనిష్టం వశయా వశయానిష్టమనిష్టం వశయాథాథ వశయానిష్టమనిష్టం వశయాథ వశయాథాథ వశయా వశయాథ పాత్నీవతేన పాత్నీవతేనాథ వశయా వశయాథ పాత్నీవతేన తత్పాత్నీవతేన పాత్నీవతేనాథాథ పాత్నీవతేన ప్రవాత్నీవతేనాథాథ పాత్నీవతేన ప్ర ఆత్మీవతేన ప్రభా ఆత్మీవతేన పాత్నీవతేన ప్రచరతి చరతి ప్రభా ఆత్మీవతేన పాత్నీవతేన ప్రచరతి ఆత్మీవతేనేతి పాత్నీవతేన ప్రచరతి చరతి ప్రచరతి తీర్థే తీర్థే చరతి ప్రచరతి తీర్థే చరతి తీర్థే తీర్థే చరతి చరతి తీర్థ ఏవైవ తీర్థే చరతి చరతి తీర్థ ఏవ తీర్థ ఏవైవ తీర్థే తీర్థ ఏవ ప్రైవ తీర్థే తీర్థ ఏవ ప్ర ఏ ప్రైవ ప్రచరతి చరతి ప్రైవ ప్రచరతి ప్రచరతి చరతి ప్రచరత్యథో అథో చరతి ప్రచరత్యథో చరత్యథో అథో చరతి చరత్యథో ఏతర్హ్యేతర్హ్యథో చరతి చరత్యథో ఏతర్హి అథో ఏతర్హ్యేతర్హ్యథో అథో ఏతర్హ్యేవైవైతర్హ్యథో అథో ఏతర్హ్యేవ అథో ఇత్యథో ఏతర్హ్యేవైవైతర్హ్యేతర్హ్యేవాస్యాస్యైవైతర్హ్యేతర్హ్యేవాస్య ఏవాస్యాశ్యైవైవాస్యయామోయామోశ్యైవైవాస్యయామ అశ్యయామోయామోశ్యాశ్రయామస్వాష్ట్రస్వాష్ట్రోయామోశ్యాశ్రయామస్వాష్ట్రయామోయామస్వాష్ట్రో భవతి భవతి త్వాష్ట్రోయామోయామస్వాష్ట్రో భవతి త్వాష్ట్రో భవతి భవతి త్వాష్ట్రస్వాష్ట్రో భవతి త్వష్టాత్ భవతిష్టాత్వష్టా భవతి భవతి త్వష్టా వై త్వష్టా వై త్వష్టా త్వష్టా వై రేతసో రేతసో వై త్వష్టా త్వష్టా వై రేతస